సంవత్సరాయ దీక్షిష్యమాణా దీక్షిష్యమాణా సంవత్సరాయ సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయ దీక్షిష్యమాణా సంవత్సరాయ సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయ సంవత్సరాయేతి సంవత్సరాయ దీక్షిష్యమాణా ఏకాష్టకాయ అందీక్షిష్యమాణా దీక్షిష్యమాణా ఏకాష్టకాయ అందీక్షేరం దీక్షేరం ఏకాష్టకాయ అందీక్షిష్యమాణా దీక్షిష్యమాణా ఏకాష్టకాయ అందీక్షేరం ఏకాష్టకాయ అందీక్షేరం దీక్షేరం ఏకాష్టకాయ మేకాష్టకాయ అందీక్షేరన్నే శ్రీషాదీక్షేరన్నేకాష్టకాయ మేకాష్టకాయ దీక్షేరన్నేష ఏకాష్టకాయామిత్యేక అష్టకాయ దీక్షేరన్నే శ్రీషాదీక్షేరం దీక్షేరన్నేషా వై వా ఏషాదీక్షేరం దీక్షేరన్నేషా వై ఏషా వై వా ఏషైషా వై సంవత్సరస్య వా ఏషైషా వై సంవత్సరస్య వై సంవత్సరస్య వై వై సంవత్సరస్య పత్ని పత్ని సంవత్సరస్య వై వై సంవత్సరస్య పత్ని సంవత్సరస్య పత్ని పత్ని సంవత్సరస్య పత్ని యద్యత్పత్ని సంవత్సరస్య పత్ని యత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య పస్మేయ్యత్పత్ని పత్ని యదేకాష్టకైకాష్టకాయత్పత్ని పత్ని యదేకాష్టకాయకాష్టకాయ యద్యదేకాష్టకైతస్యామేతస్యామేకాష్టకాయ్యదేకాష్టకైతస్యామేకాష్టకైతస్యామేకాష్టకైకాష్టకైతస్యాం వై వా ఏతస్యామేకాష్టకైకాష్టకైతస్యాం వై ఏకాష్టకేత్యేకా అష్టకా ఏతస్యాం వై వా ఏతస్యామేతస్యాం వా ఏష వా ఏతస్యామేతస్యాం వా ఏష వై వా ఏష ఏతామేతామేష వై వా ఏష ఏతాం ఏష ఏతామేతామేష ఏష ఏతాగోరాత్రి గోరాత్రిమేతామేష ఏష ఏతాగోరాత్రిం ఏతాగోరాత్రిగోరాత్రిమేతామేతాగోరాత్రిం వసతి వసతి రాత్రిమేతామేతాగోరాత్రిం వసతి రాత్రిం వసతి వసతి రాత్రిగోరాత్రిం వసతి సాక్షాత్ సాక్షాత్ వసతి రాత్రిగోరాత్రిం వసతి సాక్షాత్ వసతి సాక్షాత్ సాక్షాత్ వసతి వసతి సాక్షాదేవైవ సాక్షాత్ వసతి వసతి సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవ సంవత్సరకం సంవత్సరమేవ సాక్షాత్ సాక్షాదేవ సంవత్సరం సాక్షాదితి సాక్షాత్ ఏవ సంవత్సరకం సంవత్సరమేవైవ సంవత్సరమారభ్యారభ్య సంవత్సరమేవైవ సంవత్సరమారభ్య సంవత్సరమారభ్యారభ్య సంవత్సరకం సంవత్సరమారభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్య సంవత్సరకం సంవత్సరమారభ్య దీక్షంతే సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంత ఆర్తమార్తం దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంత ఆర్తం ఆరభ్యేత్యారభ్య దీక్షంత ఆర్తమార్తం దీక్షంతే దీక్షంత ఆర్తం వై వా ఆర్తం దీక్షంతే దీక్షంత ఆర్తం వై ఆర్తం వై వా ఆర్తమార్తం వా ఏత ఏతే వా ఆర్తమార్తం వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైతే వై వా ఏతే సంవత్సరస్య ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభి సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్య సంవత్సరస్యాభిదీక్షంతే దీక్షంతేభి సంవత్సరస్య సంవత్సరస్యాభిదీక్షంతే సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షంతే దీక్షంతేభ్యభిదీక్షంతే దీక్షంతేభ్యభిదీక్షంతే దీక్షంతే దీక్షంతే దీక్షంతే ఏకాష్టకాయ మేకాష్టకాయ దీక్షంతే దీక్షంతే ఏకాష్టకాయ ఏకాష్టకాయ మేకాష్టకాయే ఏకాష్టకాయాం దీక్షంతే దీక్షంత ఏకాష్టకాయే ఏకాష్టకాయాం దీక్షంతే ఏకాష్టకాయాం దీక్షంతే దీక్షంత ఏకాష్టకాయ మేకాష్టకాయాం దీక్షంతేంత నామానావంత నామానో దీక్షంత ఏకాష్టకాయ మేకాష్టకాయాం దీక్షంతేంత నామానో ఏకాష్టకాయామిత్యేకా అష్టకాయ దీక్షంతేంత నామానావంత నామానో దీక్షంతే దీక్షంతేంత నామానా భృతు అతు అంత నామానో దీక్షంతే దీక్షంతేంత నామానా భృతు అంత నామానా భృతు అతు అంత నామానావంత నామానా భృతో భవతో భవత అతు అంత నామానావంత నామానా భృతో భవత అంతరామానావిత్యంత నామాను అర్థో భవతో భవత అర్థో అర్థో భవతో వ్యస్తం వ్యస్తం భవత అర్థో అర్థో భవతో వ్యస్తం అర్థోరిత్యర్థో భవతో వ్యస్తం వ్యస్తం భవతో భవతో వ్యస్తం వై వై వ్యస్తం భవతో భవతో వ్యస్తం వై వ్యస్తం వై వై వ్యస్తం వ్యస్తం వా ఏత ఏతే వై వ్యస్తం వ్యస్తం వా ఏతే వ్యస్తమిది అస్తం వా ఏత ఏతే వై వా ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైతే వై వా ఏతే సంవత్సరస్య ఏతే సంవత్సరస్య సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్యైత ఏతే సంవత్సరస్యాభి సంవత్సరస్యాభ్యభి సంవత్సరస్య సంవత్సరస్యాభి ఈక్షంతే దీక్షంతేభి సంవత్సరస్య సంవత్సరస్యాభి ఈక్షంతే సంవత్సరస్యేతి సంవత్సరస్య అభిదీక్షంతే దీక్షంతేభ్యభిదీక్షంతే యే యే దీక్షంతేభ్యభిదీక్షంతే యే దీక్షంతే యే యే దీక్షంతే దీక్షంతే య ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం యే దీక్షంతే దీక్షంతే ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం యే ఏకాష్టకాయాం దీక్షంతే దీక్షంత ఏకాష్టకాయాం యే ఏకాష్టకాయాం దీక్షంతే ఏకాష్టకాయాం దీక్షంతే దీక్షంత ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షంతేంత నామానావంత నామానౌ దీక్షంత ఏకాష్టకాయాం ఏకాష్టకాయాం దీక్షంతేంత నామానౌ ఏకాష్టకాయామిత్యేకా అష్టకాయాం దీక్షంతేంత నామానావంత నామానౌ దీక్షంతే దీక్షంతేంత నామానావృతు అదు అంత నామానౌ దీక్షంతే దీక్షంతేంత నామానావృతు అంతనామానావృతు అదో అంతనామానావంతనామానావృతో భవతో భవత అర్థో అంతనామానావంతనామానావృతో భవత అంతనామానావిత్యంత అదో భవతో భవత అర్థో అర్థో భవత ఫల్గుణే పూర్ణమాసే ఫల్గుణే పూర్ణమాసే భవత అర్థో అర్థో భవత ఫల్గుణే పూర్ణమాసే అర్థోరిత్యుతో భవతః ఫల్గుణే పూర్ణమాసే ఫల్గుణే పూర్ణమాసే భవతో భవతః ఫల్గుణే పూర్ణమాసే దీక్షేరం దీక్షేరం ఫల్గుణే పూర్ణమాసే భవతో భవతః ఫల్గుణే పూర్ణమాసే దీక్షేరం ఫల్గుణే పూర్ణమాసే దీక్షేరం దీక్షేరం ఫల్గుణే పూర్ణమాసే ఫల్గుణే పూర్ణమాసే దీక్షేరం ముఖం ముఖం దీక్షేరం ఫల్గుణే పూర్ణమాసే ఫల్గుణే పూర్ణమాసే దీక్షేరం ముఖం ఫల్గుణే పూర్ణమాస ఇది ఫల్గుణీ పూర్ణమాసే దీక్షేరన్ముఖం ముఖం దీక్షేరం దీక్షేరన్ముఖం వై వై ముఖం దీక్షేరం దీక్షేరన్ముఖం వై ముఖం వై వై ముఖం ముఖం వా ఏతదేతద్వై ముఖం ముఖం వా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యైతద్వై వా ఏతత్ సంవత్సరస్య ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యైతదేతత్ సంవత్సరస్య యద్యత్ సంవత్సరస్యైతదేతత్ సంవత్సరస్య యద్ సంవత్సరస్య యద్యత్ సంవత్సరస్య సంవత్సరస్య యత్ ఫల్గుణే పూర్ణమాస ఫల్గుణే పూర్ణమాసో యత్ సంవత్సరస్య సంవత్సరస్య యత్ ఫల్గుణే పూర్ణమాస సంవత్సరస్యేతి సంవత్సరస్య యత్ ఫల్గుణే పూర్ణమాస ఫల్గుణే పూర్ణమాసో యద్యత్ ఫల్గుణే పూర్ణమాసో ముఖదో ముఖద ఫల్గుణే పూర్ణమాసో యద్యత్ ఫల్గుణే పూర్ణమాసో ముఖద ఫల్గుణే పూర్ణమాసో ముఖదో ముఖద ఫల్గుణే పూర్ణమాస ఫల్గుణే పూర్ణమాసో ముఖద ఏవైవ ముఖద ఫల్గుణే పూర్ణమాస ఫల్గుణే పూర్ణమాసో ముఖద ఏవ ఫల్గుణే పూర్ణమాస ఇది ఫల్గుణీ పూర్ణమాస ముఖద ఏవైవ ముఖదో ముఖద ఏవ సంవత్సరగో సంవత్సరమేవ ముఖదో ముఖద ఏవ సంవత్సరం ఏవ సంవత్సరగో సంవత్సరమేవైవ సంవత్సరమారభ్యారభ్య సంవత్సరమేవైవ సంవత్సరమారభ్య సంవత్సరమారభ్యారభ్య సంవత్సరగో సంవత్సరమారభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్య సంవత్సరగో సంవత్సరమారభ్య దీక్షంతే సంవత్సరమిది సంవత్సరం ఆరభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య ఆరభ్యేస్య ఆరభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంతే దీక్షంతే తస్యైకైకాదస్య దీక్షంతే దీక్షంతే తస్యైకా తస్యైకైకాదస్య తస్యైకైవైకాదస్య తస్యైకైవ ఏకైవైకైకైవ నిర్యా నిర్యైవైకైకైవ నిర్యా ఏవ నిర్యా నిర్యైవైవ నిర్యాయజ్ఞం నిర్యైవైవ నిర్యాయత్ నిర్యాయజ్ఞం నిర్యా నిర్యాయత్ సామ్యే ఘ్యే సామ్యే ఘ్యేయన్ నిర్యా నిర్యాయత్ సామ్యే ఘ్యే నిర్యేది నిహియా యత్సామ్యే ఘ్యే సామ్యే ఘ్యే యద్యత్ సామ్యే ఘ్యే విషువాన్ విషువాన్ సామ్యే ఘ్యే యద్యత్ సామ్యే ఘ్యే విషువాన్ సామ్యేఖ్యేషువాన్ సామ్యేఖ్యేషువాన్ సంపద్యతే విషువాన్ సామ్యేఖ్యేషువాన్ సంపద్యతే సామ్యేఖ్యేషువాన్ సంపద్యతే సంపద్యతే విషువాన్ విషువాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే సంపద్యతే విషువాన్ విషువాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే విషువానితి విషువాన్ సంపద్యతే చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే సంపద్యతే సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం దీక్షేరం చిత్రాపూర్ణమాసే సంపద్యతే సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం సంపద్యత ఇతి సంపద్యతే చిత్రాపూర్ణమాసే దీక్షేరం దీక్షేరగ్రశ్చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే దీక్షేరం ముఖం ముఖం దీక్షేరగ్రశ్చిత్రాపూర్ణమాసే చిత్రాపూర్ణమాసే దీక్షేరం ముఖం చిత్రాపూర్ణమాస ఇది చిత్రాపూర్ణమాసే దీక్షేరం ముఖం ముఖం దీక్షేరం దీక్షేరం ముఖం వై వై ముఖం దీక్షేరం దీక్షేరం ముఖం వై ముఖం వై వై ముఖం ముఖం వా ఏతదేతత్ వై ముఖం ముఖం వా ఏతద్ వా ఏతదేతత్ వై వా ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యైతద్వై వా ఏతత్ సంవత్సరస్య ఏతత్ సంవత్సరస్య సంవత్సరస్యైతదేతత్ సంవత్సరస్య యద్యత్ సంవత్సరస్యైతదేతత్ సంవత్సరస్య సంవత్సరస్యత్సంవత్సరస్య సంవత్సరస్యచిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో యత్సంవత్సరస్య సంవత్సరస్యచిత్రాపూర్ణమాస సంవత్సరస్యేతి సంవత్సరస్య యక్షిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో యజ్ఞిత్రాపూర్ణమాసో ముఖత ముఖతశ్చిత్రాపూర్ణమాసో యజ్ఞిత్రాపూర్ణమాసో ముఖత చిత్రాపూర్ణమాసో ముఖతో ముఖతశ్చిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో ముఖత ఏవైవ ముఖతశ్చిత్రాపూర్ణమాసశ్చిత్రాపూర్ణమాసో ముఖత ఏవ చిత్రాపూర్ణమాస ఇది చిత్రాపూర్ణమాస ముఖత ఏవైవ ముఖతో ముఖత ఏవ సంవత్సరకం సంవత్సరమేవ ముఖతో ముఖత ఏవ సంవత్సరం ఏవ సంవత్సరకం సంవత్సరమేవైవ సంవత్సరమారభ్యారభ్య సంవత్సరమేవైవ సంవత్సరమారభ్య సంవత్సరమారభ్యారభ్య సంవత్సరకం సంవత్సరమారభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్య సంవత్సరకం సంవత్సరమారభ్య దీక్షంతే సంవత్సరమితి సంవత్సరం ఆరభ్య దీక్షంతే దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంత ఆరభ్యారభ్య దీక్షంతే తస్య ఆరభ్యేత్యారభ్య దీక్షంతే తస్య తస్య దీక్షంతే దీక్షంతే తస్య నన తస్య దీక్షంతే దీక్షంతే తస్య న తస్య నన తస్య తస్య న కాకా న తస్య తస్య న కా న కాకా నన కాచన చన కానన కాచన కాచన చన కాకాచన నిర్యా నిర్యాచన కాకాచన నిర్యా చన నిర్యా నిర్యాచన చన నిర్యా భవతి భవతి నిర్యాచన చన నిర్యా భవతి నిర్యా భవతి భవతి నిర్యా నిర్యా భవతి చతురహే చతురహే భవతి నిర్యా నిర్యా భవతి చతురహే నిర్యేతి నిహియా భవతి చతురహే చతురహే భవతి భవతి చతురహే పురస్తాత్ పురస్తాత్ చతురహే భవతి భవతి చతురహే పురస్తాద్ చతురహే పురస్తాత్ పురస్తాత్ చతురహే చతురహే పురస్తాత్ పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై పురస్తాత్ చతురహే చతురహే పురస్తాత్ పౌర్ణమాస్యై చతురః ఇతి చతురహే పురస్తాత్ పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై పురస్తాత్ పురస్తాత్ పౌర్ణమాస్యై దీక్షేరం దీక్షేరం పౌర్ణమాస్యై పురస్తాత్ పురస్తాత్ పౌర్ణమాస్యై దీక్షేరం పౌర్ణమాస్యై దీక్షేరం దీక్షేరం పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై దీక్షేరం తేషాం తేషాం దీక్షేరం పౌర్ణమాస్యై పౌర్ణమాస్యై దీక్షేరం తేషాం పౌర్ణమాస్యా పౌర్ణమాస్యై దీక్షేరం తేషాం తేషాం దీక్షేరం దీక్షేరం తేషామేకాష్టకాయామేకాష్టకాయాం తేషాం దీక్షేరం దీక్షేరం తేషామేకాష్టకాయాం తేషామేకాష్టకాయామేకాష్టకాయాం తేషాం తేషామేకాష్టకాయాం క్రయ క్రయ ఏకాష్టకాయాం తేషాం తేషామేకాష్టకాయాం క్రయ ఏకాష్టకాయాం క్రయ క్రయ ఏకాష్టకాయామేకాష్టకాయాం క్రయస్సగం సంక్రయ ఏకాష్టకాయామేకాష్టకాయాం క్రయస్సం ఏకాష్టకాయామిత్యేకా అష్టకాయాం క్రయస్సగం సంక్రయ క్రయ సంపద్యతే వద్యతే సంక్రయ క్రయ సంపద్యతే సంపద్యతే వద్యతే సగం సంపద్యతే తేన తేన పద్యతే సగం సంపద్యతే తేన పద్యతే తేన తేన పద్యతే పద్యతే తేనైకాష్టకామేకాష్టకాం తేన పద్యతే పద్యతే తేనైకాష్టకాం తేనైకాష్టకామేకాష్టకాం తేన తేనైకాష్టకాన్ననైకాష్టకాం తేన తేనైకాష్టకాన్న ఏకాష్టకాన్నైకాష్టకామేకాష్టకాన్న చంబట్ చంబణ్ణైకాష్టకామేకాష్టకాన్న చంబట్ ఏకాష్టకామిత్యేకాష్టకాం న చంబట్ చంబణ్ణన చంబట్ కుర్వంతి కుర్వంతి చంబణ్ణన చంబట్ కుర్వంతి చంబట్ కుర్వంతి కుర్వంతి చంబట్ చంబట్ కుర్వంతి దేశాం తేషాం కుర్వంతి చంబట్ చంబట్ కుర్వంతి దేశాం కుర్వంతి దేశాం తేషాం కుర్వంతి కుర్వంతి దేశాం పూర్వపక్షే పూర్వపక్షే దేశాం కుర్వంతి కుర్వంతి దేశాం పూర్వపక్షే తేషాం పూర్వపక్షే పూర్వపక్షే దేశాం తేషాం పూర్వపక్షే సత్యా సత్యా పూర్వపక్షే దేశాం తేషాం పూర్వపక్షే సత్యా పూర్వపక్షే సత్యా సత్యా పూర్వపక్షే పూర్వపక్షే సత్యా సగం సగం సత్యా పూర్వపక్షే పూర్వపక్షే సత్యాసగం పూర్వపక్ష ఇది పూర్వపక్షే సత్యా సగం సగం సత్యా సత్యా సంపద్యతే పద్యతే సగం సత్యా సత్యా సంపద్యతే సంపద్యతే పద్యతే సగం సంపద్యతే పూర్వపక్షం పూర్వపక్షం పద్యతే సగం సంపద్యతే పూర్వపక్షం రజ్యతే పూర్వపక్షం పూర్వపక్షం పద్యతే పద్యతే పూర్వపక్షం మాస మాస ఆహ్ పూర్వపక్షం పద్యతే పద్యతే పూర్వపక్షం మాస పూర్వపక్షం మాస మాస ఆహ్ పూర్వపక్షం పూర్వపక్షం మాస అభ్యభివాస ఆహ్ పూర్వపక్షం పూర్వపక్షం మాస అభి పూర్వపక్షమిది పూర్వపక్షం మాస అభ్యభిమాస మాస అభిసంసమభిమాస మాస అభిసం అభిసంసమభ్యభిసంపద్యంతే పద్యంతే సమభ్యభిసంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే తే తే పద్యంతే సగం సంపద్యంతే తే పద్యంతే తే తే పద్యంతే పద్యంతే తే పూర్వపక్షే పూర్వపక్షే తే పద్యంతే పద్యంతే తే పూర్వపక్షే తే పూర్వపక్షే పూర్వపక్షే తే తే పూర్వపక్ష ఉదుత్ పూర్వపక్షే తే తే పూర్వపక్ష ఉదుత్ పూర్వపక్ష ఉదుత్ పూర్వపక్షే పూర్వపక్ష ఉత్తిష్ఠంతి తిష్ఠంతి పూర్వపక్షే పూర్వపక్ష ఉత్తిష్ఠంతి పూర్వపక్ష ఇది పూర్వపక్షే ఉత్తిష్ఠంతి తిష్ఠంతి ఉత్తిష్ఠంతి తాగుస్తాగుస్తిష్ఠంతి ఉత్తిష్ఠంతి తిష్ఠంతి తాగుస్తాగుస్తిష్ఠంతి తిష్ఠంతి తానుత్తిష్ఠద ఉత్తిష్ఠదస్తాగుస్తిష్ఠంతి తిష్ఠంతి తానుత్తిష్ఠద తానుత్తిష్ఠద ఉత్తిష్ఠదస్తాగుస్తానుత్తిష్ఠద ఔషధయ ఔషధయ ఉత్తిష్ఠదస్తాగుస్తానుత్తిష్ఠద ఔషధయ ఉత్తిష్ఠద ఔషధయ ఔషధయ ఉత్తిష్ఠద ఉత్తిష్ఠద ఔషధ యోగనస్పద యోగనస్పదయ ఔషధయ ఉత్తిష్ఠద ఉత్తిష్ఠద ఔషధ యోగనస్పదయ ఉత్తిష్ఠద ఇత్యుత్తిష్ఠద ఔషధ యోగనస్పద యోగనస్పదయ ఔషధయ ఔషధ యోగనస్పదయోన్వనుగనస్పదయ ఔషధయ ఔషధ యోగనస్పదయోను వనస్పదయోన్వనుగనస్పద యోగనస్పదయోనూదునుగనస్పద యోగనస్పదయోనూత్ అనూదున్వనోత్తిష్ఠంతి తిష్ఠంచుదన్వనోత్తిష్ఠంతి ఉత్తిష్ఠంతి తిష్ఠంచుదుత్తిష్ఠంతి తాగుస్తాగుస్తిష్ఠంచుదుత్తిష్ఠంతి తాన్ తిష్ఠంతి తాగుస్తాగుస్తిష్ఠంతి తిష్ఠంతి తాన్ కళ్యాణీ కళ్యాణీ తాగుస్తిష్ఠంతి తిష్ఠంతి తాన్ కళ్యాణీ తాన్ కళ్యాణీ కళ్యాణీ తాగుస్తాన్ కళ్యాణీ కీర్తి కీర్తి కళ్యాణీ తాగుస్తాన్ కళ్యాణీ కీర్తి కళ్యాణీ కీర్తి కీర్తి కళ్యాణీ కళ్యాణీ కీర్తిరన్వన కీర్తి కళ్యాణీ కళ్యాణీ కీర్తిరను కీర్తిరన్వన కీర్తి కీర్తిరనూదుదను కీర్తి కీర్తిరనూదు అనూదుగన్వనోత్తిష్ఠతి తిష్ఠచ్యుదన్వనోత్తిష్ఠతి ఉత్తిష్ఠతి తిష్ఠచ్యుదుత్తిష్ఠచ్చరా ఆత్సరా ఆత్సుస్తిష్ఠచ్యుదుత్తిష్ఠచ్చరా ఆత్సు తిష్ఠచ్చరా ఆత్సరా ఆత్సుస్తిష్ఠతి తిష్ఠచ్చరా ఆత్సురిమేరా ఆత్సుస్తిష్ఠతి తిష్ఠచ్చరా ఆత్సురిమే అరా ఆత్సురిమ ఇమేరా ఆత్సరా ఆత్సురిమే యజమానా యజమానా ఇమేరా ఆత్సురా ఆత్సురిమే యజమానా ఇమే యజమానా యజమానా ఇమ ఇమే యజమానా ఇది యజమానా ఇమ ఇమే యజమానా ఇది యజమానా ఇది యజమానా యజమానా ఇది తత్తది యజమానా యజమానా ఇది తదు ఇది తత్తది తదన్వన తది తదను తదన్వన తత్తదను సర్వే సర్వేను తత్తదను సర్వే అను సర్వే సర్వేన్వన సర్వేరార్ధవంతిరార్ధవంతి సర్వేన్వన సర్వేరార్ధవంతి సర్వేరార్ధవంతిరార్ధవంతి సర్వే సర్వేరార్ధవంతి రాధ్నువంతీతి రాధ్నువంతి సువర్గం వై వై సువర్గగం సువర్గం వా ఏత ఏతే వై సువర్గగం సువర్గం వా ఏతే సువర్గమితి సువహాగం వా ఏత ఏతే వై వా ఏతే లోకం లోకమేతే వై వా ఏతే లోకం ఏతే లోకం లోకమేత ఏతే లోకయ్యంతి యంతి లోకమేత ఏతే లోకయ్యంతి లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి ఏ ఏ యంతి లోకం లోకయ్యంతి ఏ ఎంతి ఏయంతి ఎంతి ఏ సత్రకం సత్రం ఏయంతి ఎంతి ఏ సత్రం ఏ సత్రకం సత్రం ఏ ఏ సత్రము భయంతి భయంతి సత్రం ఏ ఏ సత్రము భయంతి సత్రముపయంత్యుపయంత్య సత్రగం సత్రముపయంత్యభ్యాభ్యుపయంత్య సత్రగం సత్రముపయంత్యభి ఉపయంత్యభ్యాభ్యుపయంత్యభయంత్యభీంధత ఇంధతేభ్యుపయంత్యభయంత్యభీంధతే ఉపయంతిపాయంతి అభీంధత ఇంధతేభ్యభీంధత ఏవైవేంధతేభ్యభీంధత ఏవ ఇంధత ఏవైవేంధత ఇంధత ఏవ దీక్షాభిర్దీక్షాభిరేవేంధత ఇంధత ఏవ దీక్షాభి ఏవ దీక్షాభిర్దీక్షాభిరేవైవ దీక్షాభిరాత్మానమాత్మానం దీక్షాభిరేవైవ దీక్షాభిరాత్మానం దీక్షాభిరాత్మానమాత్మానం దీక్షాభిర్దీక్షాభిరాత్మానగ్ఞశ్రవయంతే శ్రవయంత ఆత్మానం దీక్షాభిర్దీక్షాభిరాత్మానగ్ఞశ్రవయంతే ఆత్మానగ్ఞశ్రవయంతే శ్రవయంత ఆత్మానమాత్మానగ్ఞశ్రవయంత ఉపసద్ధిరుపసద్ధిశ్రవయంత ఆత్మానమాత్మానగ్ఞశ్రవయంత ఉపసద్ధి శ్రవయంత ఉపసద్ధిరుపసద్ధిశ్రవయంతే శ్రవయంత ఉపసద్ధిర్ద్వాభ్యాం ద్వాభ్యాం ఉపసద్ధిశ్రవయంతే శ్రవయంత ఉపసద్ధిర్ద్వాభ్యాం ఉపసద్ధిర్ద్వాభ్యాం ద్వాభ్యాం ఉపసద్ధిర్ద్వాభ్యాం లోమ లోమ ద్వాభ్యాం ఉపసద్ధిర్ ద్వాభ్యాం లోమ ఉపసద్ధిరిత్యుపసదర్హి ద్వాభ్యాం లోమ లోమ ద్వాభ్యాం ద్వాభ్యాం లోమ వా లోమ ద్వాభ్యాం ద్వాభ్యాం లోమ వా లోమ వా లోమ లోమ వద్యంతి ద్యంజ వా లోమ లోమ వద్యంతి అవద్యంతి ద్యంజ వా వద్యంతి ద్వాభ్యాం ద్వాభ్యాం ద్యంజ వా వద్యంతి ద్వాభ్యాం అథోరిత్యథో నఖీయాగుంసస్సు వర్గగుంసు వర్గగో నఖీయాగుంసో నఖీయాగుంసస్సు వర్గం లోకం లోకగుంసు వర్గగో నఖీయాగుంసో నఖీయాగుంసస్సు వర్గం లోకం సువర్గం లోకం లోకగుంసు వర్గగుంసు వర్గం లోకము యామ యామ లోకగుంసు వర్గగుంసు వర్గం లోకము యామ సువర్గమిది సువహాగం లోకమయామాయామ లోకం లోకమయామేతీత్యయామ లోకం లోకమయామేతి అయామేతీత్యయామాయామేతి ఇతీతీతి బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతితి రాత్రోతి రాత్రో వదంతి బ్రహ్మవాదినో బ్రహ్మవాదినో వదంతితి రాత్ర బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతితి రాత్రోతి రాత్రో వదంతి వదంతితి రాత్ర పరమః పరమోతి రాత్రో వదంతి వదంతితి రాత్ర పరమః అతిరాత్రః పరమః పరమోతి రాత్రోతి రాత్రః పరమో యజ్ఞక్రతూనాం యజ్ఞక్రతూనాం పరమోతి రాత్రోతి రాత్రః పరమో యజ్ఞక్రతూనాం అతిరాత్ర ఇత్యతి రాత్రః పరమో యజ్ఞక్రతూనాం యజ్ఞక్రతూనాం పరమః పరమో యజ్ఞక్రతూనాం కస్మాత్ కస్మాత్ యజ్ఞక్రతూనాం పరమః పరమో యజ్ఞక్రతూనాం కస్మాత్ యజ్ఞక్రతూనాం కస్మాత్ కస్మాత్ యజ్ఞక్రతూనాం యజ్ఞక్రతూనాం కస్మాత్ అందం కస్మాత్ యజ్ఞక్రతూనాం యజ్ఞక్రతూనాం కస్మాత్తం యజ్ఞక్రతూనామితి యజ్ఞక్రతూనాం కస్మాత్ అందం కస్మాత్ కస్మాత్తం ప్రథమం ప్రథమంతం కస్మాత్ కస్మాత్తం ప్రథమం తం ప్రథమం ప్రథమంతంతం ప్రథమముపోప ప్రథమంతంతం ప్రథమముప ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంత్యుప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంత్యుపోపయంతీతీతిపోపయంతీతి యంతీతీతి యంతి యంతీత్యేతదేతదితి యంతి యంతీత్యేతద్ ఇత్యేతదేతదితి ఇత్యేతద్వై వా ఏతదితి ఇత్యేతద్వై ఏతద్వై వా ఏతదేతద్వా అగ్నిష్టోమమగ్నిష్టోమం వా ఏతదేతద్వా అగ్నిష్టోమం ఆ అగ్నిష్టోమమగ్నిష్టోమం వై వా అగ్నిష్టోమం ప్రథమం ప్రథమమగ్నిష్టోమం వై వా అగ్నిష్టోమం ప్రథమం అగ్నిష్టోమం ప్రథమం ప్రథమమగ్నిష్టోమమగ్నిష్టోమం ప్రథమముపోప ప్రథమమగ్నిష్టోమమగ్నిష్టోమం ప్రథమముప అగ్నిష్టోమమిత్యగ్నేస్తోమం ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంచుప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంచుకోపయంత్యథాథ యంచుకోపయంత్యథ యంచథాథ యంతి యంచథోక్ష్యముక్ష్యమథ యంతి యంచథోక్ష్యం అథోక్ష్యముక్ష్యమథాథోక్ష్యమథాథోక్ష్యమథాథోక్ష్యమథ ముఖ్యమథాథోక్ష్యముఖ్యమథ షోడశినకో షోడశినమథోక్ష్యముఖ్యమథ షోడశినం అథ షోడశినకో షోడశినమథాథ షోడశినమథాథ షోడశినమథాథ షోడశినమథ షోడశినమథాథ షోడశినకో షోడశినమథాతిరాత్రమతిరాత్రమథ షోడశినకో షోడశినమథాతిరాత్రం అథాతిరాత్రమతిరాత్రమథాథాతిరాత్రమనుపూర్వమనుపూర్వమతిరాత్రమథాథాతిరాత్రమనుపూర్వం అతిరాత్రమనుపూర్వమనుపూర్వమతిరాత్రమతిరాత్రమనుపూర్వమేవైవానుపూర్వమతిరాత్రమతిరాత్రమనుపూర్వమేవ అతిరాత్రమిత్యది రాత్రం అనుపూర్వమేవైవానుపూర్వమనుపూర్వమేవైతదేతదేవానుపూర్వమనుపూర్వమేవైతత్ అనుపూర్వమిత్యనుపూర్వం ఏవైతదేతదేవైవైతద్యజ్ఞక్రతో యజ్ఞక్రతో నేతదేవైవైతద్యజ్ఞక్రతో ఏతద్యజ్ఞక్రతోయజ్ఞక్రతో నేతదేతద్యజ్ఞక్రతోనుపేత్యోపేత్యయజ్ఞక్రతో నేతదేతద్యజ్ఞక్రతోనుపేత్యయజ్ఞక్రతోనుపేత్యోపేత్యయజ్ఞక్రతోయజ్ఞక్రతోనుపేత్యతాగుస్తానుపేత్యయజ్ఞక్రతోయజ్ఞక్రతోనుపేత్యతాగుస్తానుపేత్యయజ్ఞక్రతోనితి యజ్ఞక్రతూనుపేత్యతాగుస్తానుపేత్యోపేత్యతానాలభ్యాలభ్యతానుపేత్యోపేత్యతానాలభ్య ఉపేత్యేత్యుపావిత్య తానాలభ్యాలభ్యతాగుస్తానాలభ్య పరిగృహ్య పరిగృహ్యాలభ్యతాగుస్తానాలభ్య పరిగృహ్య ఆలభ్య పరిగృహ్య పరిగృహ్యాలభ్యాలభ్య పరిగృహ్య సోమగం సోమం పరిగృహ్యాలభ్యాలభ్య పరిగృహ్య సోమం ఆలభ్యేత్యాలభ్య పరిగృహ్య సోమగం సోమం పరిగృహ్య పరిగృహ్య సోమమేవైవ సోమం పరిగృహ్య పరిగృహ్య సోమమేవ పరిగృహ్యేది పరిగృహ్య సోమమేవైవ సోమగం సోమమేవైతదేతదేవ సోమగం సోమమేవైతత్ ఏవైతదేతదేవైవైతత్పిబంతః పిబంత ఏతదేవైవైతత్పిబంతః ఏతత్పిబంతః ఆసత ఆసతే పిబంత ఏతదేతత్పిబంత ఆసతే పిబంత ఆసత ఆసతే పిబంతః పిబంత ఆసతే జ్యోతిష్టోమం జ్యోతిష్టోమమాసతే పిబంతః పిబంత ఆసతే జ్యోతిష్టోమం ఆసతే జ్యోతిష్టోమం జ్యోతిష్టోమమాసత ఆసతే జ్యోతిష్టోమం ప్రథమం ప్రథమం జ్యోతిష్టోమమాసత ఆసతే జ్యోతిష్టోమం ప్రథమం జ్యోతిష్టోమం ప్రథమం ప్రథమం జ్యోతిష్టోమం జ్యోతిష్టోమం ప్రథమముపోప ప్రథమం జ్యోతిష్టోమం జ్యోతిష్టోమం ప్రథమముప జ్యోతిష్టోమమితి జ్యోతిష్టోమం ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంత్రిప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంత్రిపోపయంతి జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో యంత్రిపోపయంతి జ్యోతిష్టోమ ఎంత్య జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో ఎంతయంతి జ్యోతిష్టోమో వై వై జ్యోతిష్టోమో ఎంతయంతి జ్యోతిష్టోమో వై జ్యోతిష్టోమో వై వై జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వై స్తోమానా స్తోమానాం వై జ్యోతిష్టోమో జ్యోతిష్టోమో వై స్తోమానాం జ్యోతిష్టోమైతి జ్యోతిః స్తోమః వై స్తోమానాకు స్తోమానాం వై వై స్తోమానాం ముఖం ముఖకు స్తోమానాం వై వై స్తోమానాం ముఖం స్తోమానాం ముఖం ముఖగ్గు స్తోమానాకు స్తోమానాం ముఖం ముఖతో ముఖతో ముఖగ్గు స్తోమానాకు స్తోమానాం ముఖం ముఖత ముఖం ముఖతో ముఖతో ముఖం ముఖం ముఖత ఏవైవ ముఖతో ముఖం ముఖం ముఖత ఏవ ముఖత ఏవైవ ముఖతో ముఖత ఏవ స్తోమాన్ స్తోమానేవ ముఖతో ముఖత ఏవ స్తోమాన్ ఏవ స్తోమాన్ స్తోమానేవైవ స్తోమాన్ ప్రప్రస్తోమానేవైవ స్తోమాన్ ప్ర స్తోమాన్ ప్రప్రస్తోమాన్ స్తోమాన్ ప్రయుంజతే యుంజతే ప్రస్తోమాన్ స్తోమాన్ ప్రయుంజతే ప్రయుంజతే యుంజతే ప్రప్రయుంజతే తే తే యుంజతే ప్రప్రయుంజతే తే యుంజతే తే తే యుంజతే యుంజతే తే సగ్గుస్తుదా సగ్గుస్తుదా తే యుంజతే యుంజతే తే సగ్గుస్తుదా తే సగ్గుస్తుదా సగ్గుస్తుదా తే తే సగ్గుస్తుదా విరాజం విరాజకు సగ్గుస్తుదా తే తే సగ్గుస్తుదా విరాజం సగ్గుస్తుదా విరాజం విరాజకం సగ్గుస్తుదా సగ్గుస్తుదా విరాజమభ్యభి విరాజకం సగ్గుస్తుదా సగ్గుస్తుదా విరాజమభి సగ్గుస్తుదా ఇది సంస్తుతా విరాజమభ్యభి విరాజం విరాజమభి సగుంసమభి విరాజం విరాజమభిసం విరాజమితి విరాజం అభిసగుంసమభ్యభి సంపద్యంతే పద్యంతే సమభ్యభి సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగుం సంపద్యంతే ద్వే ద్వే పద్యంతే సగుం సంపద్యంతే ద్వే పద్యంతే ద్వే ద్వే పద్యంతే పద్యంతే ద్వే చ ద్వే పద్యంతే పద్యంతే ద్వే చ ద్వే చ ద్వే ద్వే చర్చావృచౌ చద్వే ద్వే చర్చౌ ద్వేరిది ద్వే చర్చావృచౌ చర్చావత్యచ్యుచౌ చర్చావతి అర్చావత్యచ్యుచావృచావతిరిచ్యేతే రిచ్యేతే అత్యుచావృచావతిరిచ్యేతే అతిరిచ్యేతే రిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకైకయా రిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకయా రిచ్యేతే ఏకైకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయాగౌర్గౌరేకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయాగౌ రిచ్యేతే ఇది రిచ్యేతే ఏకయాగౌర్గౌరేకైకయా గౌరతిరిక్తోతిరిక్తో గౌరేకైకయా గౌరతిరిక్త గౌరతిరిక్తోతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకైకయాతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకయా అతిరిక్త ఏకైకయాతిరిక్తోతిరిక్త ఏకయాయురాయురేకయాతిరిక్తోతిరిక్త ఏకయాయు అతిరిక్త ఇత్యతి రిక్త ఏకయాయురాయురేకయైకయాయురోన ఊన ఆయురేకయైకయాయురోన ఆయురోన ఊన ఆయురాయురోనస్సు వర్గస్సు వర్గ ఊన ఆయురాయురోనస్సు వర్గ ఓనస్సు వర్గస్సు వర్గ ఓన ఓనస్సు వర్గో వై వై సువర్గ ఓన ఓనస్సు వర్గో వై సువర్గో వై వై సువర్గస్సు వర్గో వై లోకో లోకో వై సువర్గస్సు వర్గో వై లోక సువర్గ ఇది సువాహక వై లోకో లోకో వై వై లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో వై వై లోకో జ్యోతి లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరోర్గోర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరోర్ జ్యోతిరోర్గోర్జ్యోతిర్జ్యోతిరోర్విరాట్ విరాడోర్జ్యోతిర్జ్యోతిరోర్విరాట్ ఓర్గ్విరాట్ విరాడోర్గోర్విరాట్ సువర్గకో సువర్గం విరాడోర్గోర్విరాట్ సువర్గం విరాట్ సువర్గకో సువర్గం విరాట్ విరాట్ సువర్గమేవైవ సువర్గం విరాట్ విరాట్ సువర్గమేవ విరాడితి వీరాట్ సువర్గమేవైవ సువర్గకో సువర్గమేవ తేన తేనైవ సువర్గకో సువర్గమేవ తేన సువర్గమితి సువహగం ఏవతేన తేనైవైవ తేన లోకం లోకం తేనైవైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకయ్యంతి యంతి లోకం తేన తేన లోకయ్యంతి లోకయ్యంతి యంతి లోకం లోకయ్యంతి రథంతర గోరథంతరయ్యంతి లోకం లోకయ్యంతి రథంతరం యంతిరథంతర గోరథంతరయ్యంతి యంతి రథంతరం దివా దివా రథంతరయ్యంతి యంతి రథంతరం దివా రథంతరం దివా దివా రథంతర గోరథంతరం దివా భవతి భవతి దివా రథంతర గోరథంతరం దివా భవతి రథంతరమితి రథంతరం దివా భవతి భవతి దివా దివా భవతి రథంతర గోరథంతరం భవతి దివా దివా భవతి రథంతరం భవతి రథంతర గోరథంతరం భవతి భవతి రథంతరం నక్తం నక్త గోరథంతరం భవతి భవతి రథంతరం నక్తం రథంతరం నక్తం నక్త గోరథంతర గోరథంతరం నక్తమితి నక్త గోరథంతర గోరథంతరం నక్తమితి రథంతరమితి రథంతరం నక్తమితి నక్తం నక్తమిత్యాహురాహురిది నక్తం నక్తమిత్యాహు ఇత్యాహురాహురిదీత్యాహుర్బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన ఆహురిదీత్యాహుర్బ్రహ్మవాదిన ఆహుర్బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన ఆహురాహుర్బ్రహ్మవాదిన కేన కేన బ్రహ్మవాదిన ఆహురాహుర్బ్రహ్మవాదిన కేన బ్రహ్మవాదిన కేన కేన బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన కేన తత్కేన బ్రహ్మవాదినో బ్రహ్మవాదిన కేన కద్ బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన కేన తత్కేన కేన తదజామ్యజామి తత్కేన కేన తదజామి తదజామ్యజామి తత్తదజామీతీత్యజామి తత్తదజామీతి అజామీతీత్యజామ్యజామీతి సౌభరగం సౌభరమిత్యజామ్యజామీతి సౌభరం ఇది సౌభరగం సౌభరమిదీతి సౌభరం తృతీయ సవనే తృతీయ సవనే సౌభరమిదీతి సౌభరం తృతీయ సవనే సౌభరం తృతీయ సవనే తృతీయ సవనే సౌభరగం సౌభరం తృతీయ సవనే బ్రహ్మసామం బ్రహ్మసామం తృతీయ సవనే సౌభరగం సౌభరం తృతీయ సవనే బ్రహ్మసామం తృతీయ సవనే బ్రహ్మసామం బ్రహ్మసామం తృతీయ సవనే తృతీయ సవనే బ్రహ్మసామం బృహద్ బృహద్ బ్రహ్మసామం తృతీయ సవనే బ్రహ్మసామం బృహద్ తృతీయ సవన ఇది తృతీయా సవనే బ్రహ్మసామం బృహద్ బృహద్ బ్రహ్మసామం బ్రహ్మసామం బృహత్ తత్తద్ బృహద్ బ్రహ్మసామం బ్రహ్మసామం బృహత్ తద్ బ్రహ్మసామమితి బ్రహ్మసామం బృహత్ తత్తద్ బృహద్ బృహత్ తన్మధ్యతో మధ్యతస్తద్ బృహద్ బృహత్ తన్మధ్యత తన్మధ్యతో మధ్యతస్తత్ తన్మధ్యతో దధతి దధతి మధ్యతస్తత్ తన్మధ్యతో దధతి మధ్యతో దధతి దధతి మధ్యతో మధ్యతో దధతి విధృత్యై విధృత్యై దధతి మధ్యతో మధ్యతో దధతి విధృత్యై దధతి విధృత్యై విధృత్యై దధతి దధతి విధృత్యై తేన తేన విధృత్యై దధతి దధతి విధృత్యై తేన విధృత్యై తేన తేన విధృత్యై విధృత్యై తేనాజాం యజామి తేన విధృత్యై విధృత్యై తేనాజామి విధృత్యా ఇది విధృత్యై తేనాజాం యజామి తేన తేనాజామి అజామీత్యజామి జ్యోతిష్టామం ప్రథమం ప్రథమం జ్యోతిష్టామం జ్యోతిష్టామం ప్రథమముపోప ప్రథమం జ్యోతిష్టామం జ్యోతిష్టామం ప్రథమముప జ్యోతిష్టామమిది జ్యోతిష్టోమం ప్రథమముపోప ప్రథమం ప్రథమముపయంతి యంత్యుప ప్రథమం ప్రథమముపయంతి ఉపయంతి యంత్యుపోపయంత్యస్మిన్నస్మిన్ యంత్యుపోపయంత్యస్మిన్ యంత్యస్మిన్నస్మిన్ యంతి యంత్యస్మిన్నేవైవాస్మిన్ యంతి యంత్యస్మిన్నేవ అస్మిన్నేవైవాస్మిన్నస్మిన్నేవ తేన తేనైవాస్మిన్నస్మిన్నేవ తేన తేన తేనైవైవ తేన లోకే లోకే తేనైవైవ తేన లోకే తేన లోకే లోకే తేన తేన లోకే ప్రతి ప్రతి లోకే తేన తేన లోకే ప్రతి లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టంది తిష్టంది ప్రతి లోకే లోకే ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టంది గోష్టోమం గోష్టోమం తిష్టంది ప్రతి ప్రతిష్టంది గోష్టోమం తిష్టంది గోష్టామం గోష్టామం తిష్టంది తిష్టంది గోష్టామం ద్వితీయం ద్వితీయం గోష్టామం తిష్టంది తిష్టంది గోష్టామం ద్వితీయం గోష్టామం ద్వితీయం ద్వితీయం గోష్టామం గోష్టామం ద్వితీయం గోప ద్వితీయం గోష్టామం గోష్టామం ద్వితీయముప గోష్టామమితి గోస్తామం ద్వితీయముపోప ద్వితీయం ద్వితీయముపయంతి యంత్రుప ద్వితీయం ద్వితీయముపయంతి ఉపయంతి యంత్రిపోపయంత్యంతరిక్షేంతరిక్షే యంత్రిపోపయంత్యంతరిక్షే యంజంతరిక్షేంతరిక్షేయంతి యంజంతరిక్ష ఏవైవాంతరిక్షేయంతి యంజంతరిక్ష ఏవ అంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్ష ఏవైవాంతరిక్షేంతరిక్ష ఏవతేన ఏవతేన తేనైవైవ తేన ప్రతి ప్రతి తేనైవైవ తేన ప్రతి తేన ప్రతి ప్రతి తేన తేన ప్రతిష్ఠంతి తిష్టంది ప్రతి తేన తేన ప్రతిష్ఠంతి ప్రతిష్ఠంతి తిష్టంది ప్రతి ప్రతిష్ఠంచాయిష్టామమాయిష్టామం తిష్టంది ప్రతి ప్రతిష్ఠంచాయిష్టామం తిష్టంజాయిష్టామమాయిష్టామం తిష్టంది తిష్టంజాయిష్టామం తృతీయం తృతీయమాయిష్టామం తిష్టంది తిష్టంజాయిష్టామం తృతీయం ఆయిష్టామం తృతీయం తృతీయమాయిష్టామమాయిష్టామం తృతీయముపోప తృతీయమాయిష్టామమాయిష్టామం తృతీయముప ఆయిష్టామమిత్యాయుస్తామం తృతీయముపోప తృతీయం తృతీయముపయంతి యంత్యుప తృతీయం తృతీయముపయంతి ఉపయంతి యంత్యుపోపయంత్యముష్మిన్నముష్మిన యంత్యుపోపయంత్యముష్మిన్ను యంజముష్మిన్నముష్మినయంతయంజముష్మిన్నేవైవామస్మినయంతయంజముష్మిన్నేవామస్మిన్నేవైవామస్మిన్నముష్మిన్నేవ తేన తేనైవామస్మిన్నముష్మిన్నేవ తేన ఏవతేన తేనైవైవ తేన లోకే లోకే తేనైవైవ తేన లోకే తేన లోకే లోకే తేన తేన లోకే ప్రతి ప్రతి లోకే తేన తేన లోకే ప్రతి లోకే ప్రతి ప్రతిలోకే లోకే ప్రతిష్టంది తిష్టంది ప్రతిలోకే లోకే ప్రతిష్టంది ప్రతిష్టంది తిష్టంది ప్రతి ప్రతిష్టందీయమియం తిష్టంది ప్రతి ప్రతిష్టందీయం తిష్టందీయమియం తిష్టంది తిష్టందీయం వావేయం తిష్టంది తిష్టందీయం వావ ఇయం వావేయమియం వావజ్యోతిర్జ్యోతిర్వావేయమియం వావజ్యోతి వావజ్యోతిర్జ్యోతిర్వావ వావజ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్వావ వావజ్యోతిరంతరిక్షం జ్యోతిరంతరిక్షమంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌర్గౌరంతరిక్షం జ్యోతిర్జ్యోతిరంతరిక్షం గౌ అంతరిక్షం గౌర్గౌరంతరిక్షమంతరిక్షం గౌరసావసౌ గౌరంతరిక్షమంతరిక్షం గౌరసౌ గౌరసావసౌ గౌర్గౌరసావాయురాయురసౌ గౌర్గౌరసావాయు అసావాయురాయురసావసావాయుర్యద్యదాయురసావసావాయుర్యద్ ఆయుర్యద్యదాయురాయుర్యదేతానేతానియదాయురాయుర్యదేతాన్ యదేతానేతాన్ యజ్ఞదేతాన్ స్తోమాన్ స్తోమానేతాన్ యజ్ఞదేతాన్ స్తోమాన్ ఏతాన్ స్తోమాన్ స్తోమానేతానేతాన్ స్తోమానుపయంతి పయంతి స్తోమానేతానేతాన్ స్తోమానుపయంతి స్తోమానుపయంతి పయంతి స్తోమాన్ స్తోమానుపయంత్యేష్వేషు పయంతి స్తోమాన్ స్తోమానుపయంత్యేషు ఉపయంత్యేష్వేషు పయంతి పయంత్యేష్వే వై వైషు పయంతి పయంత్యేష్వేవ ఉపయంతీత్యుపాయంతి ఏష్వే వై వైష్వేష్వేవ దత్తదేవేష్వేష్వేవ తత్ ఏవ దత్తదేవైవ తల్లోకేషు లోకేషు తదేవైవ తల్లోకేషు తల్లోకేషు లోకేషు తత్తల్లోకేషు సత్రిణః సత్రిణో లోకేషు తత్తల్లోకేషు సత్రిణః లోకేషు సత్రిణః సత్రిణో లోకేషు లోకేషు సత్రిణః ప్రతిష్ఠంతః ప్రతిష్ఠంతః సత్రిణో లోకేషు లోకేషు సత్రిణః ప్రతిష్ఠంతః సత్రిణ ప్రతిష్టంద ప్రతిష్టంద సత్రిణ సత్రిణ ప్రతిష్టందోయంతియంతి ప్రతిష్టంద సత్రిణ సత్రిణ ప్రతిష్టందోయంతి ప్రతిష్టందోయంతియంతి ప్రతిష్టంద ప్రతిష్టందోయంతి దేయంతి ప్రతిష్టంద ప్రతిష్టందోయంతి దే ప్రతిష్టంద ఇది ప్రతిష్టంద ఎంతి దే దేయంతి ఎంతి దే సగ్గుస్తుదా సగ్గుస్తుదాస్తేయంతి ఎంతి దే సగ్గుస్తుదా తే సగ్గుస్తుదాస్ సగ్గుస్తుదాస్ దే సగ్గుస్తుదా విరాజం విరాజకం సగ్గుస్తుదాస్ దే సగ్గుస్తుదా విరాజం సగ్గుస్తుదా విరాజం విరాజకం సగ్గుస్తుదాస్ సగ్గుస్తుదా విరాజమభ్యభి విరాజకం సగ్గుస్తుదాస్ సగ్గుస్తుదా విరాజమభి సగ్గుస్తుదా ఇది సంస్తుదా విరాజమభ్యభి విరాజం విరాజమభి సగుంసమభి విరాజం విరాజమభి సం విరాజమితి వీరాజం అభిసగుంసమభ్యభి సంపద్యంతే పద్యంతే సమభ్యభి సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే ద్వే ద్వే పద్యంతే సగం సంపద్యంతే ద్వే పద్యంతే ద్వే ద్వే పద్యంతే పద్యంతే ద్వే చద్వే పద్యంతే పద్యంతే ద్వే చే చద్వే ద్వే చర్చావృచౌ చద్వే ద్వే చర్చౌ ద్వే ఇది ద్వే చర్చావృచౌ చర్చావత్యచ్యుషౌ చర్చావతి అచావత్యచ్యుచావృచావతి రిచ్యేతే రిచ్యేతే అత్యుచావృచావతి రిచ్యేతే అతిరిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకైకయా రిచ్యేతే అత్యతిరిచ్యేతే ఏకయా రిచ్యేతే ఏకైకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయా గౌర్గౌరేకయా రిచ్యేతే రిచ్యేతే ఏకయా గౌ రిచ్యేతే ఇతి రిచ్యేతే ఏకయా గౌర్గౌరేకైకయా గౌరతిరిక్తోతిరిక్తో గౌరేకైకయా గౌరతిరిక్త గౌరతిరిక్తోతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకైకయాతిరిక్తో గౌర్గౌరతిరిక్త ఏకయా అతిరిక్త ఏకైకయాతిరిక్తోతిరిక్త ఏకయాయురాయురేకయాతిరిక్తోతిరిక్త ఏకయాయు అతిరిక్త ఇత్యతిరిక్త ఏకయాయురాయురేకయైకయాయురోన ఊన ఆయురేకయైకయాయురోన ఆయురోన ఊన ఆయురాయురోనస్సు వర్గస్సు వర్గ ఊన ఆయురాయురోనస్సు వర్గ ఓనస్సు వర్గస్సు వర్గ ఊన ఓనస్సు వర్గో వై వయసు వర్గ ఊన ఓనస్సు వర్గో వై స్వర్గో వై వయసు వర్గస్సు వర్గో వై లోకో లోకో వయసు వర్గస్సు వర్గో వై లోక సువర్గ ఇది సువర్గ వై లోకో లోకో వై వై లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో వై వై లోకో జ్యోతి లోకో జ్యోతిర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరూర్గూర్జ్యోతిర్లోకో లోకో జ్యోతిరూర్గు జ్యోతిరూర్గూర్జ్యోతిర్జ్యోతిరూర్విరాట్ విరాడూర్జ్యోతిర్జ్యోతిరూర్విరాట్ ఊర్విరాట్ విరాడూర్గూర్విరాడూర్జమూర్జం విరాడూర్గూర్విరాడూర్జం విరాడూర్జమూర్జం విరాట్ విరాడూర్జమేవై ఊర్జం విరాట్ విరాడూర్జమేవ విరాడితి వీరాడ్ ఊర్జమే వై ఓర్జమూర్జమే వైవోర్జమూర్జమే బాబ ఏ బాబా వై వై వావరుంధతే రుంధతే వై వై వావరుంధతే అవరుంధతే రుంధతే వావరుంధతే తే తేరుంధతే వావరుంధతే తే రుంధతే తే తేరుంధతే రుంధతే తేన తేరుంధతే రుంధతే తేన తేన నేతేన క్షుధా క్షుధాన తేతేన క్షుధా నక్షుధా క్షుధాన క్షుధాత్తిమాత్తిం క్షుధాన క్షుధాత్తిం క్షుధాత్తిమాత్తిం క్షుధా క్షుధాత్తిమాత్తిం క్షుధా క్షుధాత్తిమా ఆర్తిమార్తిమార్తిమార్చంద్యర్చంద్యార్తిమార్తిమార్చంది ఆర్చంద్యర్చంద్యార్చంద్యక్షోధుకా అక్షోధుకా అర్చంద్యార్చంద్యక్షోధుకా అర్చంద్యక్షోధుకా అక్షోధుకా అర్చంద్యర్చంద్యక్షోధుకా భవంతి భవంత్యక్షోధుకా అర్చంద్యర్చంద్యక్షోధుకా భవంతి అక్షోధుగా అక్షోధుగా భవంత్యక్షుత్సంబాధ ఇవ హివేమహి సత్రిణ సత్రిణో హివేమహి సత్రిణ హి సత్రిణ సత్రిణో హి సత్రిణోగ్నిష్టోమావగ్నిష్టోమో సత్రిణో హి సత్రిణోగ్నిష్టోమౌ సత్రిణోగ్నిష్టోమావగ్నిష్టోమో సత్రిణ సత్రిణోగ్నిష్టోమావభితోభితోగ్నిష్టోమో సత్రిణ సత్రిణోగ్నిష్టోమావభిత అగ్నిష్టోమావభితోభితోగ్నిష్టోమావగ్నిష్టోమావభిత ప్రధీ ప్రధీ అభితోగ్నిష్టోమావగ్నిష్టోమావభిత ప్రధీ అగ్నిష్టోమా విద్యగ్నే స్తోమౌ అభిత ప్రధీ ప్రధీ అభితోభిత ప్రధీతౌ ప్రధీ అభితోభిత ప్రధీతౌ ప్రధీతౌ తౌ ప్రధీ ప్రధీత భుక్ష్యా భుక్ష్యాస్తౌ ప్రధీ ప్రధీత భుక్ష్యాః ప్రధీ ఇది ప్రధీ తా భుక్ష్యా ఉక్ష్యాస్తౌ తా భుక్ష్యా మధ్యే మధ్య ఉక్ష్యాస్తౌ తా భుక్ష్యా మధ్యే ఉక్ష్యా మధ్యే మధ్య ఉక్ష్యా ఉక్ష్యా మధ్యేనభ్యం నభ్యం మధ్య ఉక్ష్యా ఉక్ష్యా మధ్యేనభ్యం మధ్యేనభ్యం నభ్యం మధ్యే మధ్యేనభ్యం తత్తన్నభ్యం మధ్యే మధ్యేనభ్యం తత్ నభ్యం తత్తన్నభ్యం నభ్యం తత్ తత్ తదేతదేతత్తదేతత్పర్యత్పర్యదేతత్తదేతత్పర్యదేతత్పర్యదేతత్పర్యదేవచక్రం దేవచక్రం పర్యదేతదేతత్పర్యదేవచక్రం పర్యద్దేవచక్రం యజ్ఞద్దేవచక్రం పర్యద్దేవచక్రం యజ్ఞద్దేవచక్రం పర్యద్దేవచక్రం యజ్ పరియతి పరియత దేవచక్రం యజ్ఞద్దేవచక్రం దేవచక్రం యజేతేనైతేన యజ్ఞదేవచక్రం దేవచక్రం యజేతేన దేవచక్రమితి దేవచక్రం యజేతేనైతేన యజ్ఞదేవేన షడహేన షడహేనైతేన యజ్ఞదేవేన షడహేన ఏతేన షడహేన షడహేనైతేనైతేన షడహేన యంతి షడహేనైతేన యంతి షడహేన యంతి దేవచక్రం దేవచక్రం యంతి షడహేన షడహేన యంతి దేవచక్రం షడహేనేతి షడు అహేన యంతి దేవచక్రం దేవచక్రం యంతి యంతి దేవచక్రమేవైవ దేవచక్రం యంతి యంతి దేవచక్రమేవ దేవచక్రమేవైవ దేవచక్రం దేవచక్రమేవ సమారోహంతి సమారోహంచేవ దేవచక్రం దేవచక్రమేవ సమారోహంతి దేవచక్రమితి దేవచక్రం సమారోహంతి సమారోహంచేవైవ సమారోహంచరిష్ట్యా అరిష్ట్యై సమారోహంచేవైవ సమారోహంచరిష్ట్యై సమారోహంచరిష్ట్యా అరిష్ట్యై సమారోహంతి సమారోహంతి అరిష్ట్యైతే రిష్ట్యా అరిష్ట్యైతే స్వస్తి స్వస్తి తే రిష్ట్యా అరిష్ట్యైతే స్వస్తి తే స్వస్తి స్వస్తి తే స్వస్తి సగుం సగ్గు స్వస్తి తే స్వస్తి సమ్ స్వస్తి సగుం సగ్గు స్వస్తి స్వస్తి షడహేన యంతి షడ్షడ్యంతి షడహేన యంతి షడ్ షడ్యంతి షడహేన యంతి షట్ షడ్యంతి యంతి షట్ వై వై షడ్యంతి యంతి షట్ వై షడ్ వై వై షట్ షడ్ వా అర్థవ అర్థవో వై షట్ షడ్ వా అర్థవ వా అర్థవ అర్థవో వై వా అర్థవ అర్థశ్వృత శ్రుతవో వై వా అర్థవ అర్థషు అర్థవ అర్థశ్వృత శ్రుతవ అర్థవ అర్థశ్వే వై వర్తశ్వృతవ అర్థవ అర్థశ్వేవ అర్థశ్వే వై వర్తశ్వృత శ్వేవ ప్రతి ప్రత్యే వర్తశ్రుత శ్వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతిష్ఠంది తిష్టంది ప్రత్యేవైవ ప్రతిష్ఠంది ప్రతిష్టంది తిష్టంది ప్రతిష్టంజు భయదో జ్యోతిషో భయదో జ్యోతిషాతిష్టంది ప్రతి ప్రతిష్టంజు భయదో జ్యోతిషా తిష్టంజు భయదో జ్యోతిషో భయదో జ్యోతిషాతిష్టంది తిష్టంజు భయదో జ్యోతిషాయంతి ఉభయతో జ్యోతిషాయంత్యు భయతో జ్యోతిషో భయతో జ్యోతిషాయంత్యు భయత ఉభయతోయంత్యు భయతో జ్యోతిషో భయతో జ్యోతిషాయంత్యు భయత ఉభయతో జ్యోతిషేత్యు భయత జ్యోతిష యంత్యు భయత ఉభయతోయంత్యు భయత ఏవైవో భయతోయంత్యు భయత ఏవ ఉభయత ఏవైవో భయత ఉభయత ఏవ సువర్గే సువర్గ ఏవో భయత ఉభయత ఏవ సువర్గే ర్గే సువర్గ ఏవైవ సువర్గే లోకే లోకే సువర్గ ఏవైవ సువర్గే లోకే సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే ప్రతిష్టంద ప్రతిష్టందో లోకే సువర్గే సువర్గే లోకే ప్రతిష్టంద సువర్గ ఇది సువహార్గే లోకే ప్రతిష్టంద ప్రతిష్టందో లోకే లోకే ప్రతిష్టందో ఇంది ఇంది ప్రతిష్టందో లోకే లోకే ప్రతిష్టందో ఇంది ప్రతిష్టందోయంది ప్రతిష్టంద ప్రతిష్టందోయంది ద్వౌ ద్వౌయంది ప్రతిష్టంద ప్రతిష్టందోయంది ద్వౌ ప్రతిష్టంద ఇది ప్రతిష్టంద ఎంది ద్వౌ ద్వౌయంది ద్వౌషడహౌషడహౌ ద్వౌయంది ద్వౌషడహౌ ద్వౌషడహౌషడహౌ ద్వౌ ద్వౌషడహౌ భవతో భవత షడహౌ ద్వౌ ద్వౌషడహౌ భవత షడహౌ భవతో భవత షడహౌషడహౌ భవదస్తాని దాని భవత షడహౌషడహౌ భవదస్తాని షడహావితి షడు అహౌ భవదస్తాని తాని భవతో భవదస్తాని ద్వాదశ ద్వాదశ తాని భవతో భవదస్తాని ద్వాదశ తాని ద్వాదశ ద్వాదశ తాని తాని ద్వాదశాహాన్యహాని ద్వాదశ తాని తాని ద్వాదశాహాని ద్వాదశాహాన్యహాని ద్వాదశ ద్వాదశాహాని సకం సమహాని ద్వాదశ ద్వాదశాహాని సమ్ అహాని సకం సమహాన్యహాని సంపద్యంతే పద్యంతే సమహాన్యహాని సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సకం సంపద్యంతే ద్వాదశో ద్వాదశ పద్యంతే సకం సంపద్యంతే ద్వాదశ పద్యంతే ద్వాదశో ద్వాదశ పద్యంతే పద్యంతే ద్వాదశో వై వై ద్వాదశ పద్యంతే పద్యంతే ద్వాదశో వై ద్వాదశో వై వై ద్వాదశో ద్వాదశో వై పురుష పురుషో వై ద్వాదశో ద్వాదశో వై పురుష వై పురుష పురుషో వై వై పురుషో ద్వే ద్వే పురుషో వై వై పురుషో ద్వే పురుషో ద్వే ద్వే పురుష పురుషో ద్వే సఖ్యౌ సఖ్యౌ ద్వే పురుష పురుషో ద్వే సఖ్యౌ ద్వే సఖ్యౌ సఖ్యౌ ద్వే ద్వే సఖ్యౌ ద్వౌ ద్వౌ సఖ్యౌ ద్వే ద్వే సఖ్యౌ ద్వౌ ద్వే ఇది ద్వే సఖ్యౌ ద్వౌ ద్వౌ సఖ్యౌ సఖ్యౌ ద్వౌ బాహూ బాహూ ద్వౌ సఖ్యౌ సఖ్యౌ ద్వౌ బాహూ ద్వౌ బాహూ బాహూ ద్వౌ ద్వౌ బాహూ ఆత్మాత్మా బాహూ ద్వౌ ద్వౌ బాహూ ఆత్మా బాహూ ఆత్మాత్మా బాహూ బాహూ ఆత్మా చాత్మా బాహూ బాహూ ఆత్మా చ బాహూ ఇది బాహూ ఆత్మా చాత్మాత్మా చశిరశిరశ్చాత్మాత్మా చశిర చశిరశిరశ్చ దశిరశ్చ దశిరశ్చ దశిరశ్చ శిరశ్చ దశిరశిరశ్చ చత్వారి చత్వారి చశిరశిరశ్చ చత్వారి చచత్వారి చత్వారి చచత్వార్యంగాన్యంగాని చత్వారి చచత్వార్యంగాని చత్వార్యంగాన్యంగాని చత్వారి చత్వార్యంగాని స్తనౌ స్తనావంగాని చత్వారి చత్వార్యంగాని స్తనౌ అంగాని స్తనౌ స్తనావంగాన్యంగాని స్తనౌ ఓద్వాదశౌ ద్వాదశౌ స్తనావంగాన్యంగాని స్తనౌ ఓద్వాదశౌ స్తనౌ ఓద్వాదశౌ ద్వాదశౌ స్తనౌ స్తనౌ ఓద్వాదశౌ తత్తద్వాదశౌ స్తనౌ స్తనౌ ఓద్వాదశౌ తత్ ద్వాదశౌ తత్తద్వాదశౌ ద్వాదశౌ తత్పురుషం పురుషం తద్వాదశౌ ద్వాదశౌ తత్పురుషం తత్పురుషం పురుషం తత్తత్పురుషమన్మను పురుషం తత్తత్పురుషమను పురుషమనుమును పురుషం పురుషమను పర్యావర్తంతే పర్యావర్తంతే పురుషం పురుషమును పర్యావర్తంతే మను పర్యావర్తంతే పర్యావర్తంతేన్మను పర్యావర్తంతే త్రయస్త్రయః పర్యావర్తంతేన్మను పర్యావర్తంతే త్రయః పర్యావర్తంతే త్రయస్త్రయః పర్యావర్తంతే పర్యావర్తంతే త్రయశ్రడః షడః స్త్రయః పర్యావర్తంతే పర్యావర్తంతే త్రయశ్రడః పర్యావర్తంత ఇది పరి ఆవర్తంతే త్రయశ్రడః షడః స్త్రయస్త్రయశ్రడః భవంతి భవంతి షడః స్త్రయస్త్రయశ్రడః భవంతి షడః భవంతి భవంతి షడః షడః భవంతి తాని తాని భవంతి షడః షడః భవంతి తాని షడః ఇది షడ్ అహ భవంతి తాని తాని భవంతి భవంతి తాన్యష్టాదశ అష్టాదశ తాని భవంతి భవంతి తాన్యష్టాదశ తాన్యష్టాదశ అష్టాదశ తాని తాన్యష్టాదశాహాన్యః అన్యష్టాదశ తాని తాన్యష్టాదశాహాని అష్టాదశాహాన్యః అన్యష్టాదశాష్టాదశాహాని సగం సమః అన్యష్టాదశాష్టాదశాహాని సమ్ అష్టాదశేత్యష్టాదశ అహాని సగం సమహాన్యహాని సంపద్యంతే పద్యంతే సమహాన్యహాని సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే నవ నవ పద్యంతే సగం సంపద్యంతే నవ పద్యంతే నవ నవ పద్యంతే పద్యంతే నవాన్యాన్యన్యాని నవ పద్యంతే పద్యంతే నవాన్యాని సంవత్సరస్య బ్రాహ్మణం బ్రాహ్మణో సంవత్సరస్య వై వై సంవత్సరస్య బ్రాహ్మణం సంవత్సరస్య బ్రాహ్మణం బ్రాహ్మణగో సంవత్సరస్య సంవత్సరస్య బ్రాహ్మణం యావత్ యావత్ బ్రాహ్మణగో సంవత్సరస్య సంవత్సరస్య బ్రాహ్మణం యావత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య బ్రాహ్మణం యావత్ యావత్ బ్రాహ్మణం బ్రాహ్మణం యావన్ మాసో మాసో యావత్ బ్రాహ్మణం బ్రాహ్మణం యావన్ మాస యావన్ మాసో మాసో యావత్ యావన్ మాసో మాసి మాసి మాసి మాసి మాసో యావత్ యావన్ మాసో మాసి మాసి మాసో మాసి మాసి మాసి మాసి మాసో మాసో మాసి మాస్యేవైవ మాసి మాసి మాసో మాసో మాసి మాస్యేవ మాసి మాస్యేవైవ మాసి మాసి మాసి మాస్యేవ ప్రతిష్ఠంత ప్రతిష్ఠంత ఏవ మాసి మాసి మాసి మాస్యేవ ప్రతిష్ఠంత మాసి మాసీతి మాసి మాసి ఏవ ప్రతిష్టంత ప్రతిష్టంత ఏవైవ ప్రతిష్టంతో ఎంత ఎంత ప్రతిష్టంత ఏవైవ ప్రతిష్టంతో ఎంది ప్రతిష్టంతో ఎంత ఎంత ప్రతిష్టంత ప్రతిష్టంతో ఎంది ప్రతిష్టంత ఇది ప్రతిష్టంత ఎందీది ఎంది మేషస్త్వా మేషో మేషస్త్వా పచతై పచతైస్త్వా మేషో మేషస్త్వా పచతై త్వాపచతై పచతైస్త్వా త్వాపచతైరవత్వవదు పచతైస్త్వా త్వాపచతైరవదు పచతైరవత్వవదు పచతై పచతైరవదు లోహితగ్రీవో లోహితగ్రీవోవదు పచతై పచతైరవదు లోహితగ్రీవ అవదు లోహితగ్రీవో లోహితగ్రీవోవత్వవదు లోహితగ్రీవశ్చాగైశ్చాగైర్లోహితగ్రీవోవత్వవదు లోహితగ్రీవశ్చాగై లోహితగ్రీవశ్చాగైశ్చాగైర్లోహితగ్రీవో లోహితగ్రీవశ్చాగై షల్మలిశ్చాగైర్లోహితగ్రీవో లోహితగ్రీవశ్చాగై షల్మలి లోహితగ్రీవ ఇది లోహితగ్రీవ ఛాగై షల్మలిశ్చాగైశ్చాగై షల్మలిర్వృద్ధ్యా వృద్ధ్యా షల్మలిశ్చాగైశ్చాగై షల్మలిర్వృద్ధ్యా షల్మలిర్వృద్ధ్యా వృద్ధ్యా షల్మలిశ్చల్మలిర్వృద్ధ్యా వర్ణ పర్ణో వృద్ధ్యా షల్మలిశ్చల్మలిర్వృద్ధ్యా వర్ణ వృద్ధ్యా పర్ణ పర్ణో వృద్ధ్యా వృద్ధ్యా పర్ణో బ్రహ్మణ బ్రహ్మణ పర్ణో వృద్ధ్యా వృద్ధ్యా పర్ణో బ్రహ్మణ పర్ణో బ్రహ్మణ బ్రహ్మణ పర్ణ పర్ణో బ్రహ్మణ ప్లక్ష ప్లక్షో బ్రహ్మణ పర్ణ పర్ణో బ్రహ్మణ ప్లక్ష బ్రహ్మణ ప్లక్ష ప్లక్షో బ్రహ్మణ బ్రహ్మణ ప్లక్షో మేధేన మేధేన ప్లక్షో బ్రహ్మణ బ్రహ్మణ ప్లక్షో మేధేన ప్లక్షో మేధేన మేధేన ప్లక్ష ప్లక్షో మేధేనన్యగ్రోధోన్యగ్రోధో మేధేన ప్లక్ష ప్లక్షో మేధేనన్యగ్రోధ మేధేనన్యగ్రోధోన్యగ్రోధో మేధేన మేధేనన్యగ్రోధశ్చమసైశ్చమసైర్న్యగ్రోధో మేధేన మేధేనన్యగ్రోధశ్చమసైర్న్యగ్రోధోన్యగ్రోధశ్చమసైరుదుంబర ఉదుంబరశ్చమసైర్న్యగ్రోధోన్యగ్రోధశ్చమసైరుదుంబర చమసైరుదుంబర ఉదుంబరశ్చమసైశ్చమసైరుదుంబర ఊర్జోర్జోదుంబరశ్చమసైశ్చమసైరుదుంబర ఊర్జా ఉదుంబర ఊర్జోర్జోదుంబర ఉదుంబర ఊర్జా గాయత్రీ గాయత్ర్యూర్జోదుంబర ఉదుంబర ఊర్జా గాయత్రీ ఊర్జా గాయత్రీ గాయత్ర్యూర్జోర్జా గాయత్రీ ఛందోభిశ్చందోభిర్గాయత్ర్యూర్జోర్జా గాయత్రీ ఛందోభి గాయత్రీ ఛందోభిశ్చందోభిర్గాయత్రీ గాయత్రీ ఛందోభిస్త్రివృత్రివృచ్ఛందోభిర్గాయత్రీ గాయత్రీ ఛందోభిస్త్రివృత్ ఛందోభిస్త్రివృత్రివృచ్ఛందోభిశ్చందోభిస్త్రివృత్స్తోమై స్తోమై స్త్రివృచ్ఛందోభిశ్చందోభిస్త్రివృత్స్తోమై ఛందోభిరితి ఛందభి త్రివృత్స్తోమై స్తోమై స్త్రివృత్రివృత్స్తోమై రవంతే రవంతే స్తోమై స్త్రివృత్రివృత్స్తోమై రవంతే త్రివృతి త్రివృత్ స్తోమై రవంతే రవంతే స్తోమై స్తోమై రవంతే స్థస్థావంతే స్తోమై స్తోమై రవంతే స్థ రవంతే స్థస్థావంతే రవంతే స్థావంతే రవంతే స్థావంతే రవంతే స్థావంతే స్థావంతే రవంతే స్థస్థావంతే స్వాత్వావందే స్థస్థావంతే స్వా అవందే స్వాత్వావందే రవంతే స్వావంతవంధుత్వావందే రవంతే స్వావంతు స్వావంతవంధుత్వాత్వావంతు ప్రియం ప్రేమవంధుత్వాత్వావంతు ప్రియం ప్రియం ప్రియం ద్వా ప్రియాణాం ప్రియాణాం త్వా ప్రియం ప్రియం ద్వా ప్రియాణాం త్వా ప్రియాణాం ప్రియాణాం త్వా ప్రియాణాం వరిశిష్టం వరిశిష్టం ప్రియాణాం త్వా ప్రియాణాం వరిశిష్టం ప్రియాణాం వరిశిష్టం వరిష్టం ప్రియాణాం ప్రియాణాం వరిష్టమాప్యానామాప్యానాం వరిష్టం ప్రియాణాం ప్రియాణాం వరిష్టమాప్యానాం వరిష్టమాప్యానామాప్యానాం వరిష్టం వరిష్టమాప్యానాం నిధీనాం నిధీనామాప్యానాం వరిష్టం వరిష్టమాప్యానాం నిధీనాం ఆప్యానాం నిధీనాం నిధీనామాప్యానామాప్యానాం నిధీనాం త్వా త్వా నిధీనామాప్యానామాప్యానాం నిధీనాం త్వా

వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహ శీఘ్రం శీఘ్రగ్ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహ శీఘ్రం స్వాహ శీఘ్రగు శీఘ్రగ్ స్వాహ స్వాహ శీఘ్రం వహంతేభ్యో వహంతేభ్య శీఘ్రగ్ స్వాహ స్వాహ శీఘ్రం వహంతేభ్య శీఘ్రం వహంతేభ్య వహంతేభ్య శీఘ్రగు శీఘ్రం వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య శీఘ్రగు శీఘ్రం వహంతేభ్య స్వాహ వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహ శీభగు శీభగ్ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహ శీభం స్వాహ శీభగం శీభగ్ స్వాహ స్వాహ శీభం వహంతేభ్య వహంతేభ్య శీభగ్ స్వాహ స్వాహ శీభం వహంతేభ్య శీభం వహంతేభ్య వహంతేభ్య శీభగం శీభం వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య శీభగం శీభం వహంతేభ్య స్వాహ వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహోగ్రముగ్రగ్వ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహోగ్రం స్వాహోగ్రముగ్రగ్వ స్వాహ స్వాహోగ్రం వహంతేభ్య వహంతేభ్య ఉగ్రగ్వ స్వాహ స్వాహోగ్రం వహంతేభ్య ఉగ్రం వహంతేభ్య వహంతేభ్య ఉగ్రముగ్రం వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య ఉగ్రముగ్రం వహంతేభ్య స్వాహ వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహ భీమం భీమగ్వ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహ భీమం స్వాహ భీమం భీమగ్వ స్వాహ స్వాహ భీమం వహంతేభ్య వహంతేభ్య భీమగ్వ స్వాహ స్వాహ భీమం వహంతేభ్య భీమం వహంతేభ్య వహంతేభ్య భీమం భీమం వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య భీమం భీమం వహంతేభ్య స్వాహ వహంతేభ్య స్వాహ స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహాంభోభ్యోంభోభ్య స్వాహ వహంతేభ్య వహంతేభ్య స్వాహాంభోభ్య స్వాహాంభోభ్యోంభోభ్య స్వాహ స్వాహాంభోభ్య స్వాహ స్వాహాంభోభ్య స్వాహ స్వాహాంభోభ్య స్వాహ అంభోభ్య స్వాహ స్వాహాంభోభ్యోంభోభ్య స్వాహనభోభ్యనభోభ్య స్వాహాంభోభ్యోంభోభ్య స్వాహనభోభ్య అంభోభ్య ఇత్యంభభ్యః స్వాహనభోభ్యనభోభ్య స్వాహ స్వాహనభోభ్య స్వాహ స్వాహనభోభ్య స్వాహ స్వాహనభోభ్య స్వాహ నభోభ్య స్వాహ స్వాహనభోభ్యనభోభ్య స్వాహ మహోభ్య మహోభ్య స్వాహనభోభ్యనభోభ్య స్వాహ మహోభ్య నభోభ్య ఇది నభాభ్యః స్వాహ మహోభ్య మహోభ్య స్వాహ స్వాహ మహోభ్య స్వాహ స్వాహ మహోభ్య స్వాహ స్వాహ మహోభ్య స్వాహ మహోభ్య స్వాహ స్వాహ మహోభ్య మహోభ్య స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ మహోభ్య మహోభ్య స్వాహ సర్వస్మై మహోభ్య ఇది మహాభ్యః స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ యో అర్వంతమర్వంతం యో యో అర్వంతం జిఘాగుంసతి జిఘాగుంసత్యర్వంతం యో యో అర్వంతం జిఘాగుంసతి అర్వంతం జిఘాగుంసతి జిఘాగుంసత్యర్వంతమర్వంతం జిఘాగుంసతి తంతం జిఘాగుంసత్యర్వంతమర్వంతం జిఘాగుంసతి తమ్ జిఘాగుంసతి తంతం జిఘాగుంసతి జిఘాగుంసతి తమభ్యభిదం జిఘాగుంసతి జిఘాగుంసతి తమభి తమభ్యభిదం తమభ్యమీత్యమేత్యభిదంతమభ్యమీతి అభ్యమేత్యమేత్యభ్యా అభ్యమేతి వరుణో వరుణోమేత్యభ్యా అభ్యమేతి వరుణ అమేతి వరుణో వరుణోమేత్యమేతి వరుణ వరుణ ఇది వరుణ పరోమర్తోమర్తః పరః పరోమర్తః పరః పరోమర్తః పరః పరోమర్తః పరః మర్తః పరః పరోమర్తోమర్తః పరశ్వాశ్వా పరోమర్తోమర్తః పరశ్వా పరశ్వాశ్వా పరః పరశ్వా శ్వేజశ్వా అహంచాహమహం చత్వం చాహమహం చత్వం చత్వం ద్వంచ చత్వం చ చత్వం చ చత్వం చ త్వం చ చత్వం త్వం చ వృత్రహన్ వృత్రహగ్గుశ్చత్వం త్వం చ వృత్రహన్ చ వృత్రహన్ వృత్రహగ్గుశ్చ చ వృత్రహన్ సగుం సంవృత్రహగ్గుశ్చ చ వృత్రహన్ సం వృత్రహన్ సగుం సంవృత్రహన్ వృత్రహన్ సంభభోవ బభోవ సంవృత్రహన్ వృత్రహన్ సంభభోవ వృత్రహన్నిది వృత్రాహన్ సంభోవ బభోవ సగుం సంభోవ సనిభ్య సనిభ్యో బభోవ సగుం సంభోవ సనిభ్య బభోవ సనిభ్య సనిభ్యోపభోవ సనిభ్య ఆ సనిభ్యోపభోవ సనిభ్య ఆ సనిభ్య ఆ సనిభ్య సనిభ్య ఆ సనిభ్య ఇది సనిభ్య అరాతీవాచిచ్చిదరాతీవారాదీవాచిద్రివోద్రివశ్చిదరాతీవారాదీవాచిద్రివారాదీవాచిద్రివ చిద్రివోద్రివశ్చిద్రివోన్వన్వద్రివశ్చిద్రివోను అద్రివోన్వన్వద్రివోద్రివోను నౌ నావన్వద్రివోద్రివోను నౌ అద్రివ ఇత్యద్రీ అహ అను నౌ నావన్వను నౌ శూరశూర నావన్వను నౌ శూర నౌ శూరశూర నౌ నౌ శూర మగుంసతై మగుంసతై శూర నౌ నౌ శూర మగుంసతై శూర మగుంసతై మగుంసతై శూర శూర మగుంసతై భద్రా భద్రా మగుంసతై శూర శూర మగుంసతై భద్రా మగుంసతై భద్రా భద్రా మగుంసతై మగుంసతై భద్రా ఇంద్రస్యేంద్రస్య భద్రా మగుంసతై మగుంసతై భద్రా ఇంద్రస్య భద్రా ఇంద్రస్యేంద్రస్య భద్రా భద్రా ఇంద్రస్య రాతయో రాతయ ఇంద్రస్య భద్రా భద్రా ఇంద్రస్య రాతయ ఇంద్రస్య రాతయో రాతయ ఇంద్రస్యేంద్రస్య రాతయ రాతయ ఇది రాతయ అవిక్రత్వాక్రత్వాభ్యవిక్రత్వేంద్రేంద్రక్రత్వాభ్యవిక్రత్వేంద్ర క్రత్వేంద్రేంద్రక్రత్వాక్రత్వేంద్రభూర్భోరింద్రక్రత్వాక్రత్వేంద్రభూ ఇంద్రభూర్భోరింద్రేంద్రభోరధాధభోరింద్రేంద్రభోరధ భోరధాధభోర్భోరధజ్మన్నథ భోర్భోరధజ్మన్ అధజ్మన్జ్మన్నథాధజ్మన్ననజ్మన్నథాధజ్మన్న జ్మన్ననజ్మన్జ్మన్నతే తేనజ్మన్జ్మన్నతే నతే తేన నతే వివ్యక్ వివ్యక్ తేన నతే వివ్యక్ తే వివ్యక్ వివ్యక్ తే తే వివ్యం మహిమానం మహిమానం వివ్యక్ తే తే వివ్యం మహిమానం వివ్యం మహిమానం మహిమానం వివ్యక్ వివ్యం మహిమాన గోరజాగోసరజాగోసి మహిమానం వివ్యక్ వివ్యం మహిమాన గోరజాగోసి మహిమాన గోరజాగోసరజాగోసి మహిమానం మహిమాన గోరజాగోసి జాగుంసి తిరజాగుంసి స్వేనాహి స్వేన స్వేనాహి వృత్రం వృత్రగుంహి స్వేన స్వేనాహి వృత్రం హి వృత్రం వృత్రగుంహి వృత్రగుం శవసా శవసా వృత్రగుంహి వృత్రగుం శవసా వృత్రగుం శవసా శవసా వృత్రం వృత్రగుం శవసా జఘంథ జఘంథ శవసా వృత్రం వృత్రగుం శవసా జఘంథ శవసా జఘంథ జఘంథ శవసా శవసా జఘంథ నన జఘంథ శవసా శవసా జఘంథన జఘంథన జఘంథ జఘంథన శత్రుశత్రుర్న జఘంథ జఘంథన శత్రు నశత్రుశత్రుర్న శత్రురంతమంతకం శత్రుర్న శత్రురంతం శత్రురంతమంతకం శత్రుశత్రురంతం వివిదద్ వివిదదంతకం శత్రుశత్రురంతం వివిదద్ అంతం వివిదద్ వివిదదంతమంతం వివిదద్యుధా యుధా వివిదదంతమంతం వివిదద్యుధా వివిదద్యుధా యుధా వివిదద్యువిదద్యుధా తే యుధా వివిదద్ వివిదద్యుధా తే యుధాతే నమో రాజ్ఞే రాజ్ఞే నమో నమో రాజ్ఞే నమో నమో రాజ్ఞే నమో నమో రాజ్ఞే నమ రాజ్ఞే నమో నమో రాజ్ఞే రాజ్ఞే నమో వరుణాయ వరుణాయ నమో రాజ్ఞే రాజ్ఞే నమో వరుణాయ నమో వరుణాయ వరుణాయ నమో నమో వరుణాయ నమో నమో వరుణాయ నమో నమో వరుణాయ నమ వరుణాయ నమో నమో వరుణాయ వరుణాయ నమోశ్వాయాశ్వాయ నమో వరుణాయ వరుణాయ నమోశ్వాయ నమోశ్వాయాశ్వాయ నమో నమోశ్వాయ నమో నమోశ్వాయ నమో నమోశ్వాయ నమ అశ్వాయ నమో నమోశ్వాయాశ్వాయ నమ ప్రజాపతయే ప్రజాపతయే నమోశ్వాయాశ్వాయ నమ ప్రజాపతయే నమ ప్రజాపతయే ప్రజాపతయే నమో నమ ప్రజాపతయే నమో నమ ప్రజాపతయే నమో నమ ప్రజాపతయే నమ ప్రజాపతయే నమో నమ ప్రజాపతయే ప్రజాపతయే నమోధిపతయేధిపతయే నమ ప్రజాపతయే ప్రజాపతయే నమోధిపతయే ప్రజాపతయ ఇది ప్రజాపతయే నమోధిపతయేధిపతయే నమో నమోధిపతయేధిపతిరధిపతిరధిపతయే నమో నమోధిపతయేధిపతి అధిపతయేధిపతిరధిపతిరధిపతయేధిపతయేధిపతిరస్యస్యధిపతిరధిపతయేధిపతిరస్యధిపతయ అధిపతయ ఇత్యధిపతయే అధిపతిరస్యస్యధిపతిరధిపతిరస్యధిపతిమధిపతిమస్యస్యధిపతిమ్మాధిపతిమస్యస్యధిపతిమ్మాధిపతిమ్మాధిపతిమధిపతిమ్మాకురు కురు మాధిపతిమధిపతిమ్మాకురు అధిపతిమిత్యధిపతిమ్ మా కురు కురు మా కురు పధిపతిరధిపతి కురు మా కురు పధిపతి కుర్వధిపతిరధిపతిః కురు కుర్వధిపతిరహమహమధిపతిః కురు కుర్వధిపతిరహం అధిపతిరహమహమధిపతిరధిపతిరహం ప్రజానాం ప్రజానామహమధిపతిరధిపతిరహం ప్రజానాం అధిపతిరిత్యధిపతిః అహం ప్రజానాం ప్రజానామహమహం ప్రజానాం భూయాసం భూయాసం ప్రజానామహమహం ప్రజానాం భూయాసం ప్రజానాం భూయాసం భూయాసం ప్రజానాం ప్రజానాం భూయాసం మాం మాం భూయాసం ప్రజానాం ప్రజానాం భూయాసం మాం ప్రజానామిది ప్రజానాం భూయాసం మాం మాం భూయాసం భూయాసం మాం ధేహి ధేహి మాం భూయాసం భూయాసం మాం ధేహి మాం ధేహి ధేహి మాం మాం ధేహి మయి మయి ధేహి మాం మాం ధేహి మయి ధేహి మయి మయి ధేహి ధేహి మయి ధేహి ధేహి మయి ధేహి ధేహి మయి ధేహి మయి ధేహి ధేహి మయి మయి ధేహ్యుపాకృతాయోపాకృతాయ ధేహి మయి మయి ధేహ్యుపాకృతాయ ధేహ్యుపాకృతాయోపాకృతాయ ధేహి ధేహ్యుపాకృతాయ స్వాహా స్వాహోపాకృతాయ ధేహి ధేహ్యుపాకృతాయ స్వాహా ఉపాకృతాయ స్వాహా స్వాహోపాకృతాయోపాకృతాయ స్వాహారబ్ధాయ లబ్ధాయ స్వాహోపాకృతాయోపాకృతాయ స్వాహారబ్ధాయ ఉపాకృతాయేత్యుపాకృతాయ స్వాహారబ్ధాయారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయ స్వాహా ఆరబ్ధాయ స్వాహా స్వాహారబ్ధాయారబ్ధాయ స్వాహా హృదయ హృదయ స్వాహారబ్ధాయారబ్ధాయ స్వాహా హృదయ ఆరబ్ధాయేత్యారబ్ధాయ స్వాహా హృదయ హృదయ స్వాహా స్వాహా హృదయ స్వాహా స్వాహా హృదయ స్వాహా స్వాహా హృదయ స్వాహా హృదయ స్వాహా స్వాహా హృదయ హృదయ స్వాహా స్వాహేతు స్వాహా మయోభోర్వాతో వాతో మయోభోర్మయోభోర్వాతో అభ్యభివాతో మయోభోర్మయోభోర్వాతో అభి మయోభోరితి మయ భూ వాతో అభ్యభివాతో వాతో అభివాతు వాత్వభివాతో వాతో అభివాతు అభివాతు వాత్వభ్యభివాతు శ్రా ఉశ్రావాత్వభ్యభివాతు శ్రా వాతో శ్రా ఉశ్రావాతు వాతు శ్రా ఊర్జస్వదీరుర్జస్వదీరుశ్రావాతు వాతు శ్రా ఊర్జస్వదీ ఉస్రా ఊర్జస్వదీ ఊర్జస్వదీరుస్రా ఉస్రా ఊర్జస్వదీ రోషధీ రోషధీరుర్జస్వదీరుస్రా ఉస్రా ఊర్జస్వదీ రోషధీ ఊర్జస్వదీ రోషధీ రోషధీరుర్జస్వదీ రుర్జస్వదీ రోషధీ రౌషధీ రుర్జస్వదీ రుర్జస్వదీ రోషధీరా ఓషధీ రౌషధీ రోషధీ రాదిషందాషందా ఔషధీ రోషధీ రాదిషందా ఆదిషందా గోరిషందామాదిషందా విషందామితి విషందా దేవస్వదేర్దేవధన్యా దేవధన్యా దేవస్వదేర్దేవధన్యా పిబంతు పిబంతు దేవధన్యా దేవస్వదేర్దేవధన్యా పిబంతు దేవధన్యా పిబంతు పిబంతు దేవధన్యా దేవధన్యా పిబంతవసాయ వసాయ పిబంతు దేవధన్యా దేవధన్యా పిబంతవసాయ దేవధన్యా ఇది దేవధన్యా పిబంతవసాయ వసాయ పిబంతు పిబంతవసాయ పద్వదే పద్వదే వసాయ పిబంతు పిబంతవసాయ పద్వదే అవసాయ పద్వతే పద్వతే వసాయ వసాయ పద్వతే రుద్ర రుద్ర పద్వతే వసాయ వసాయ పద్వతే రుద్ర పద్వతే రుద్ర రుద్ర పద్వతే పద్వతే రుద్ర మృడ మృడ రుద్ర పద్వతే పద్వతే రుద్ర మృడ పద్వత ఇది పద్వతే రుద్ర మృడ మృడ రుద్ర రుద్ర మృడ మృడేతి మృడ యాస్వరూపాస్వరూపాయాస్వరూపావిరూపావిరూపాస్వరూపాయాస్వరూపావిరూప ఏకరూపాయాసాంగిరసోంగిరసోయాంగిరసస్తపసాంగిరసోయాంగిరసస్తపసాంగిరసస్తపసాంగిరసోంగిరసస్తపసేహ తపసాంగిరసోంగిరసస్తపసేహ తపసేహ తపసా తపసేహ చక్రుశ్చక్రుహ తపసా తపసేహ చక్రు ఇహ చక్రుశ్చక్రుహేహ చక్రుస్తాభ్యస్తాభ్యశ్చక్రుహేహ చక్రుస్తాభ్య చక్రుస్తాభ్యస్తాభ్యశ్చక్రుశ్చక్రుస్తాభ్యః పర్జన్య పర్జన్యతాభ్యశ్చక్రుశ్చక్రుస్తాభ్యః పర్జన్య తాభ్యః పర్జన్య పర్జన్యతాభ్యస్తాభ్యః పర్జన్యమహి మహి పర్జన్యతాభ్యస్తాభ్యః పర్జన్యమహి పర్జన్యమహి మహి పర్జన్య పర్జన్యమహి శర్మ శర్మ మహి పర్జన్య పర్జన్యమహి శర్మ మహి శర్మ శర్మ మహి మహి శర్మ యచ్చ యచ్చ శర్మ మహి మహి శర్మ యచ్చ శర్మ యచ్చ యచ్చ శర్మ శర్మ యచ్చ యచ్చేతి యచ్చ యా దేవేషు దేవేషు యా దేవేషు తనువం తనువం దేవేషు యా దేవేషు తనువం దేవేషు తనువం తనువం దేవేషు దేవేషు తనువమైరయంతైరయంత తనువం దేవేషు దేవేషు తనువమైరయంత తనువమైరయంతైరయంత తనువం తనువమైరయంతయా సాయ్యా సామైరయంత తనువం తనువమైరయంతయా సా ఐరయంతయా సాయ్యా సామైరయంతైరయంతయా సాగో సోమ సోమో యా సామైరయంతైరయంతయా సాగో సోమ యా సాగుం సోమ సోమో యా సాయ్యా సాగుం సోమో విశ్వా విశ్వా సోమో యా సాయ్యా సాగుం సోమో విశ్వా సోమో విశ్వా విశ్వా సోమ సోమో విశ్వా రూపాణి రూపాణి విశ్వా సోమ సోమో విశ్వా రూపాణి విశ్వా రూపాణి రూపాణి విశ్వా విశ్వా రూపాణి వేద వేద రూపాణి విశ్వా విశ్వా రూపాణి వేద రూపాణి వేద వేద రూపాణి రూపాణి వేద వేదేది వేద అస్మభ్యమస్మభ్యంతాస్తాస్మభ్యం పయసా పయసా అస్మభ్యం దాస్తా అస్మభ్యం పయసా అస్మభ్యం పయసా పయసా అస్మభ్యం అస్మభ్యం పయసా పిన్వమానాః పిన్వమానాః పయసా పయసా పిన్వమానాః ప్రజావతేః ప్రజావతేః పిన్వమానాః పయసా పయసా పిన్వమానాః ప్రజావతేః పిన్వమానాః ప్రజావతేః ప్రజావతేః పిన్వమానాః పిన్వమానాః ప్రజావతేరింద్రేంద్ర ప్రజావతేః పిన్వమానాః పిన్వమానాః ప్రజావతేరింద్ర ప్రజావతేరింద్రేంద్ర ప్రజావతేః ప్రజావతేరింద్ర గోష్ఠే గోష్ఠ ఇంద్ర ప్రజావతేః ప్రజావతేరింద్ర గోష్ఠే ప్రజావతేరిజ ప్రజావతిః ఇంద్రగోష్ఠే గోష్ఠ ఇంద్రేంద్ర గోష్ఠేరిరీ గోష్ఠ ఇంద్రేంద్ర గోష్ఠేరిరీ గోష్ఠేరిరీహిరీ గోష్ఠే గోష్ఠేరిరీ గోష్ఠ ఇతి గోష్ఠే రిరీహీతిరిరీ ప్రజాపధర్మహ్యం మహ్యం ప్రజాపతిః ప్రజాపధర్మహ్యమేత ఏతామహ్యం ప్రజాపతిః ప్రజాపధర్మహ్యమేత ప్రజాపతిరితి ప్రజాపతిః మహ్యమేత ఏతామహ్యం మహ్యమేతారరాణో రరాణ ఏతామహ్యం మహ్యమేతారరాణ ఏతారరాణోరరాణ ఏతారరాణో విశ్వైర్విశ్వైరరాణ ఏతారరాణో విశ్వైః రరాణో విశ్వైర్విశ్వైరరాణోరరాణో విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైరరాణోరరాణో విశ్వైర్దేవైః విశ్వైర్దేవైర్దేవైర్విశ్వైర్విశ్వైర్దేవైర్పితృభిర్పితృభిర్దేవైర్విశ్వైర్విశ్వైర్దేవైః పితృభిర్ దేవైః పితృభిః పితృభిర్దేవైః దేవైః పితృభిః సంవిధానః సంవిధానః పితృభిర్దేవైర్దేవైః పితృభిః సంవిధానః పితృభిః సంవిధానః సంవిధానః పితృభిః పితృభిః సంవిధానః పితృభిరితి పితృభిః సంవిధాన ఇతి సంవిధానః శివాస్వతీ సతీ శివాశివాస్వతీరుపోపసతీ శివాశివాస్వతీరుప సతీరుపోపసతీ సతీరుపనో న ఉపసతీ సతీరుపనః ఉపనో న ఉపోపనో గోష్ఠం గోష్ఠన్న ఉపోపనో గోష్ఠం నో గోష్ఠం గోష్ఠన్నో నో గోష్ఠమా గోష్ఠన్నో నో గోష్ఠమా గోష్ఠమా గోష్ఠం గోష్ఠమాకరకరా గోష్ఠం గోష్ఠమాక గోష్ఠమిది గోష్ఠం ఆకరకరా కస్తాసాంతాసామకరా కస్తాసాం అకస్తాసాంతాసామకరకస్తాసాం వయం వయం తాసామకరకస్తాసాం వయం తాసాం వయం వయం తాసాంతాసాం వయం ప్రజయా ప్రజయా వయం తాసాంతాసాం వయం ప్రజయా వయం ప్రజయా ప్రజయా వయం వయం ప్రజయా సగుంసం ప్రజయా వయం వయం ప్రజయాసం ప్రజయా సగుంసం ప్రజయా ప్రజయా సగుంసదేమ సదేమ సంప్రజయా ప్రజయా సగుంసదేమ ప్రజయేతి ప్రాజయా సగుంసదేమ సదేమ సగుంసగుంసదేమ సదేమేతి సదేమ ఇహ ధృతి ధృతిరిహేహ ధృతి స్వాహ స్వాహ ధృతిరిహేహ ధృతి స్వాహ ధృతి స్వాహ స్వాహ ధృతి ధృతి స్వాహేహ స్వాహ ధృతి ధృతి స్వాహేహ స్వాహేహ స్వాహా స్వాహేహ విధృతిర్విధృతిరిహ స్వాహా స్వాహేహ విధృతి ఇహ విధృతిర్విధృతిరిహేహ విధృతి స్వాహా స్వాహా విధృతిరిహేహ విధృతి స్వాహా విధృతి స్వాహా స్వాహా విధృతిర్విధృతి స్వాహేహ స్వాహా విధృతిర్విధృతి స్వాహేహ విధృతిరితి ధృతి స్వాహేహ స్వాహా స్వాహేహ రంతి రంతిరిహ స్వాహా స్వాహేహ రంతి ఇహరంతి రంతిరిహే హరంతి స్వాహా స్వాహా రంతిరిహే హరంతి స్వాహా రంతి స్వాహా స్వాహా రంతి రంతి స్వాహే స్వాహా రంతి రంతి స్వాహేహ స్వాహేహ స్వాహా స్వాహే హరమతి రమతిరిహ స్వాహా స్వాహే హరమతి ఇహ రమతి రమతిరిహే హరమతి స్వాహా స్వాహా రమతిరిహే హరమతి స్వాహా రమతి స్వాహా స్వాహా రమతి రమతి స్వాహా మహీం మహేగు స్వాహా రమతి రమతి స్వాహా మహీం స్వాహా మహీం మహేగు స్వాహా స్వాహా మహేము మహేగు స్వాహా స్వాహా మహేము మహేము మహీం మహేమూషు మహీం మహేమూషు ఊషుషూషు సుత్రమాణకం సుత్రమాణకం సూషు సుత్రమాణం సుసుత్రమాణకం సుత్రమాణకం సుసు సుత్రమాణం సుత్రమాణమితి సూత్రమాణం కింగిగ్గస్విదాసీదాసేత్ పూర్వచిత్తి పూర్వచిత్తిరాసేత్ పూర్వచిత్తి ఆసేత్ పూర్వచిత్తి పూర్వచిత్తిరాసీదాసేత్ పూర్వచిత్తి కింగిం పూర్వచిత్తిరాసీదాసేత్ పూర్వచిత్తి కిం పూర్వచిత్తి కింగిం పూర్వచిత్తి పూర్వచిత్తి కిగ్గస్విత్ం పూర్వచిత్తి పూర్వచిత్తి కిగ్గస్విద పూర్వచిత్తిరితి పూర్వచిత్తి కిగ్గస్విత్ంగిగ్గస్విదాసీదాసీత్ంగిగ్గస్విదాసీత్ంగిగ్గస్విదాసీత్ బృహద్వయోవయో బృహదాసీదాసీత్ బృహద్వయ బృహద్వయోవయో బృహద్ బృహద్వయ వయ ఇది వయ కిగ్గస్విత్ంగిగ్గస్విదాసీదాసీత్ంగిగ్గస్విదాసీత్ శిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీదాసీత్ంగిలాసీ ఆసీత్ పిలిప్పిలా ఆసీత్ పిలిప్పిలా పిలిప్పిలాసీదాసీత్ పిలిప్పిలా పిలిప్పిలేతి పిలిప్పిలా జ్యౌరాసీదాసీద్యౌర్జౌరాసీత్ పూర్వచిత్తిః పూర్వచిత్తరాసీద్యౌర్జౌరాసీత్ పూర్వచిత్తిః ఆసీత్ పూర్వచిత్తిః పూర్వచిత్తరాసీదాసీత్ పూర్వచిత్తరశ్వశ్వః పూర్వచిత్తరాసీదాసీత్ పూర్వచిత్తరశ్వః పూర్వచిత్తరశ్వశ్వః పూర్వచిత్తిః పూర్వచిత్తరశ్వ ఆసీదాసీదశ్వః పూర్వచిత్తిః పూర్వచిత్తరశ్వ ఆసీత్ పూర్వచిత్తిరితి పూర్వచిత్తిః అశ్వ ఆసీదాసీదశ్వోశ్వ ఆసీత్ బృహత్ బృహదాసీదశ్వోశ్వ ఆసీత్ బృహత్ ఆసీత్ బృహత్ బృహదాసీదాసీత్ బృహద్వయోవయో బృహదాసీదాసీత్ బృహద్వయ బృహద్వయోవయో బృహద్ బృహద్వయ వయ ఇది వయ రాత్రిరాసీదాసీద్రాత్రిరాత్రిరాసీత్ పిశంగిలా పిశంగిలాసీద్రాత్రిరాత్రిరాసీత్ పిశంగిలా ఆసీత్ పిశంగిలా పిశంగిలాసీదాసీత్ పిశంగిలా విరవిః పిశంగిలాసీదాసీత్ పిశంగిలావిః పిశంగిలా విరవిః పిశంగిలా పిశంగిలా విరాసీదాసీదవిః పిశంగిలా పిశంగిలా విరాసీద్ అవిరాసీదాసీద విరవిరాసీత్ పిలిప్పిలా పిలిప్పిలాసీద విరవిరాసీత్ పిలిప్పిలా ఆసీత్ పిలిప్పిలా పిలిప్పిలాసీదాసీత్ పిలిప్పిలా పిలిప్పిలేది పిలిప్పిలా కస్విచ్చిత్ కస్విరేఖాఖ్యే కాకీ స్విత్ కస్విరేఖాకీ స్విరేఖాఖ్యే కాకీ స్విత్ స్విరేఖాకీ చరతి చరత్యేకాకీ స్విత్ స్విరేఖాకీ చరతి ఏకాకీ చరతి చరత్యేకాఖ్యే కాకీ చరతి కశ్చరత్యేకాఖ్యే కాకీ చరతి క చరతి కశ్చరతి చరతి క ఉభు కశ్చరతి చరతి క ఉ క ఉభు కవు స్విత్ స్విదు కవు స్విత్ ఉస్విత్ స్విదు ఉస్విజ్జాయతే జాయతే స్విదు ఉస్విజ్జాయతే స్విజ్జాయతే జాయతే స్విత్ స్విజ్జాయతే పునః పునర్జాయతే స్విత్ స్విజ్జాయతే పునః జాయతే పునః పునర్జాయతే జాయతే పునః పునరిది పునః కిగ్గు స్విత్ స్విత్ కింగ్ జిగ్గు స్విత్ హిమస్య హిమస్య స్విత్ కింగ్ జిగ్గు స్విత్ హిమస్య స్విద్ధిమస్య హిమస్య స్విత్ స్విద్ధిమస్య భేషజం భేషజగో హిమస్య స్విత్ స్విద్ధిమస్య భేషజం హిమస్య భేషజం భేషజగో హిమస్య హిమస్య భేషజం కిం కిం భేషజగో హిమస్య హిమస్య భేషజం కిం భేషజం కిం కిం భేషజం భేషజం జిగ్గస్విత్ స్విత్ కిం భేషజం భేషజం జిగ్గస్విత్ జిగ్గస్విత్ స్విత్ కిం జిగ్గస్విదావపనమావపనగ్గస్విత్ కిం జిగ్గస్విదావపనం స్విదావపనమావపనగ్గస్విత్ స్విదావపనం మహన్ మహదావపనగ్గస్విత్ స్విదావపనం మహద్ ఆవపనం మహన్ మహదావపనమావపనం మహద్ ఆవపనమిత్యావపనం మహదిది మహద్ సూర్య ఏకాఖ్యేకాకీ సూర్య సూర్య ఏకాకీ చరతి చరత్యేకాకీ సూర్య సూర్య ఏకాకీ చరతి ఏకాకీ చరతి చరత్యేకాఖ్యేకాకీ చరతి చంద్రమాశ్చంద్రమాశ్చరత్యేకాఖ్యేకాకీ చరతి చంద్రమాహ చరతి చంద్రమాశ్చంద్రమాశ్చరతి చరతి చంద్రమా జాయతే జాయతే చంద్రమాశ్చరతి చరతి చంద్రమా జాయతే చంద్రమా జాయతే జాయతే చంద్రమాశ్చంద్రమా జాయతే పునః పునర్జాయతే చంద్రమాశ్చంద్రమా జాయతే పునః జాయతే పునః పునర్జాయతే జాయతే పునః పునరిది పునః అగ్నిర్హిమస్య హిమస్యాగ్నిరగ్నిర్హిమస్య భేషజం భేషజగో హిమస్యాగ్నిరగ్నిర్హిమస్య భేషజం హిమస్య భేషజం భేషజగో హిమస్య హిమస్య భేషజం భూమిర్భూమిర్భేషజగో హిమస్య హిమస్య భేషజం భూమి భేషజం భూమిర్భూమిర్భేషజం భేషజం భూమిరావపనమావపనం భూమిర్భేషజం భేషజం భూమిరావపనం భూమిరావపనమావపనం భూమిర్భూమిరావపనం మహన్ మహదావపనం భూమిర్భూమిరావపనం మహద్ ఆవపనం మహన్ మహదావపనమావపనం మహద్ ఆవపనమిత్యావపనం మహదిది మహద్ పృచ్చామి త్వా పృచ్చామి పృచ్చామి త్వాపరం వరం త్వా పృచ్చామి పృచ్చామి త్వాపరం త్వాపరం వరం త్వా పరమంతమంతం పరం త్వా పరమంతం పరమంతమంతం పరం పరమంతం పృథివ్యా పృథివ్యా అంతం పరం పరమంతం పృథివ్యా అంతం పృథివ్యా పృథివ్యా అంతమంతం పృథివ్యా పృచ్చామి పృచ్చామి పృథివ్యా అంతమంతం పృథివ్యా పృచ్చామి పృథివ్యా పృచ్చామి పృచ్చామి పృథివ్యా పృథివ్యా పృచ్చామి త్వా పృచ్చామి పృథివ్యా పృథివ్యా పృచ్చామి త్వా పృచ్చామి త్వా పృచ్చామి పృచ్చామి త్వా భువనస్య భువనస్య త్వా పృచ్చామి పృచ్చామి త్వా భువనస్య త్వా భువనస్య భువనస్య త్వా భువనస్య నాభిం నాభిం భువనస్య త్వా భువనస్య నాభిం భువనస్య నాభిం నాభిం భువనస్య భువనస్య నాభిం నాభిరిది నాభిం పృచ్చామి త్వా పృచ్చామి పృచ్చామి త్వా వృష్ణో వృష్ణస్త్వా పృచ్చామి పృచ్చామి త్వా వృష్ణ త్వా వృష్ణో వృష్ణస్త్వా త్వా వృష్ణో అశ్వస్యాశ్వస్య వృష్ణస్త్వా త్వా వృష్ణో అశ్వస్య వృష్ణో అశ్వస్యాశ్వస్య వృష్ణో వృష్ణో అశ్వస్య రేదో రేదోశ్వస్య వృష్ణో వృష్ణో అశ్వస్య రేద అశ్వస్య రేదో రేదోశ్వస్యాశ్వస్య రేదః పృచ్చామి పృచ్చామి రేదోశ్వస్యాశ్వస్య రేదః పృచ్చామి రేదః పృచ్చామి పృచ్చామి రేదో రేదః పృచ్చామి వాచో వాచః పృచ్చామి రేదో రేదః పృచ్చామి వాచః పృచ్చామి వాచో వాచః పృచ్చామి పృచ్చామి వాచః పరమం పరమం వాచః పృచ్చామి పృచ్చామి వాచః పరమం వాచః పరమం పరమం వాచో వాచః పరమం వ్యోమ వ్యోమ పరమం వాచో వాచః పరమం వ్యోమ పరమం వ్యోమ వ్యోమ పరమం పరమం వ్యోమ వ్యోమే దివి ఓమ వేది మాహురాహుర్వేదిం వేది మాహుః పరం పరమాహుర్వేదిం వేది మాహుః పరం ఆహుః పరం పరమాహురాహుః పరమంతమంతం పరమాహురాహుః పరమంతం పరమంతమంతం పరం పరమంతం పృథివ్యా పృథివ్యా అంతం పరం పరమంతం పృథివ్యా అంతం పృథివ్యా పృథివ్యా అంతమంతం పృథివ్యా యజ్ఞం యజ్ఞం పృథివ్యా అంతమంతం పృథివ్యా యజ్ఞం పృథివ్యా యజ్ఞం యజ్ఞం పృథివ్యా పృథివ్యా యజ్ఞమాహురాహుర్యజ్ఞం పృథివ్యా పృథివ్యా యజ్ఞమాహు యజ్ఞమాహురాహుర్యజ్ఞం యజ్ఞమాహుర్భువనస్య భువనస్యాహుర్యజ్ఞం యజ్ఞమాహుర్భువనస్య ఆహుర్భువనస్య భువనస్యాహురాహుర్భువనస్య నాభిన్నాభిం భువనస్యాహురాహుర్భువనస్య నాభిం భువనస్య నాభిన్నాభిం భువనస్య భువనస్య నాభిం నాభిమితి నాభిం సోమమాహురాహుః సోమగో సోమమాహుర్వృష్ణో వృష్ణ ఆహుః సోమగో సోమమాహుర్వృష్ణ ఆహుర్వృష్ణో వృష్ణ ఆహురాహుర్వృష్ణో అశ్వస్యాశ్వస్య వృష్ణ ఆహురాహుర్వృష్ణో అశ్వస్య వృష్ణో అశ్వస్యాశ్వస్య వృష్ణో వృష్ణో అశ్వస్య రేతో రేతోశ్వస్య వృష్ణో వృష్ణో అశ్వస్య రేత అశ్వస్య రేతో రేతోశ్వస్యాశ్వస్య రేతో బ్రహ్మ బ్రహ్మ రేతోశ్వస్యాశ్వస్య రేతో బ్రహ్మ రేతో బ్రహ్మ బ్రహ్మ రేతో రేతో బ్రహ్మైవ బ్రహ్మ రేతో రేతో బ్రహ్మైవ బ్రహ్మైవైవ బ్రహ్మ బ్రహ్మైవ వాచో వాచ ఏవ బ్రహ్మ బ్రహ్మైవ వాచ ఏవ వాచో వాచ ఏవైవ వాచః పరమం పరమం వాచ ఏవైవ వాచః పరమం వాచః పరమం పరమం వాచో వాచః పరమం వ్యోమ వ్యోమ పరమం వాచో వాచః పరమం వ్యోమ పరమం వ్యోమ వ్యోమ పరమం పరమం వ్యోమ వ్యోమేతివి ఓమ అమంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం వికేంకే అంబాల్యం వేంబే అంబాల్యం వికే అంబాల్యం వికేం వికే అంబాల్యం బాల్యం వికేన నాం వికే అంబాల్యం బాల్యం వికేన అంబికేన నాం వికేం వికేన మానాం వికేం వికేన నమామాన నమానయతి నయతి మాన నమానయతి మానయతి నయతి మానయతి కోనయతి మానయతి క నయతి కోనయతి నయతి కశ్చన చన కోనయతి నయతి కశ్చన కశ్చన జనక కశ్చన జనేతి జన సస్త్యశ్వకోశ్వక అశ్వక సుభగే కాంపీలవాసిని కాంపీలవాసిని సుభగే సుభగే కాంపీలవాసిని సువర్గే సువర్గే కాంపీలవాసిని సుభగే సుభగే కాంపీలవాసిని సువర్గే సుభగదితి సుభగే కాంపీలవాసిని సువర్గే సువర్గే కాంపీలవాసిని కాంపీలవాసిని సువర్గే లోకే లోకే సువర్గే కాంపీలవాసిని కాంపీలవాసిని సువర్గే లోకే కాంపీలవాసినీతి కాంపీలవాసిని సువర్గే లోకే లోకే సువర్గే సువర్గే లోకే సగం సంలోకే సువర్గే సువర్గే లోకే సం సువర్గ ఇది సువర్గే లోకే సగం సంలోకే లోకే సంప్రప్రసంలోకే లోకే సంప్ర సంప్రప్రసగం సంప్రోర్ణ్వాథామోర్ణ్వాథాం ప్రసగం సంప్రోర్ణ్వాథాం ప్రోర్ణ్వాథామోర్ణ్వాథాం ప్రప్రోర్ణ్వాథాం ఊర్ణ్వాథామిత్యోర్ణ్వాథాం అహమహమాహమజాన్యజాన్యహమాహమజాని అహమజాన్యజాన్యహమహమజాని గర్భధం గర్భధమజాన్యహమహమజాని గర్భధం అజాని గర్భధం గర్భధమజాన్యజాని గర్భధమా గర్భధమజాన్యజాని గర్భధమా గర్భధమా గర్భధం గర్భధమాత్వం త్వమా గర్భధం గర్భధమాత్వం గర్భధమిది గర్భాధం ఆత్మం త్వమా త్వమజాసి జాసి త్వమా త్వమజాసి త్వమజాసి జాసి త్వం త్వమజాసి గర్భధం గర్భధమజాసి త్వం త్వమజాసి గర్భధం అజాసి గర్భధం గర్భధమజాస్య జాసి గర్భధం గర్భధమిది గర్భాధం తౌ సహ సహ తౌ తౌ సహ చతురశ్చతురస్ సహ తౌ తౌ సహ చతుర సహ చతురశ్చతురస్ సహ సహ చతురః పదః పదశ్చతురస్ సహ సహ చతురః పదః చతురః పదః పదశ్చతురశ్చతురః పదః సగుం సంపదశ్చతురశ్చతురః పదః సం పదస్సగుం సంపదః పదః సంప్రప్రసం పదః పదః సంప్ర సంప్రప్రసగుం సంప్రసారయావహి సారయావహి ప్రసగుం సంప్రసారయావహి ప్రసారయావహి సారయావహి ప్రప్రసారయావహి సారయావహ ఇది సారయావహి వృషాభాం వాం వృషా వృషా వాగూరేతోధా రేతోధా వాం వృషా వృషా వాగూరేతోధా వాగూరేతోధా రేతోధా వాం వాగూరేతోధా రేతో రేతో రేతోధా వాం వాగూరేతోధా రేత రేతోధా రేతో రేతో రేతోధా రేతోధా రేతో దధాతు దధాతు రేతో రేతోధా రేతోధా రేతో దధాతు రేతోధా ఇతి రేత రేతో దధాతు దధాతు రేతో రేతో దధాతు దుద్దధాతు రేతో రేతో దధాతు దధాతు దుద్దధాతు దధాతు సఖ్యో సఖ్యో రుద్దధాతు దధాతు సఖ్యో ఉత్సఖ్యో సఖ్యో రుదుత్సఖ్యో ఓర్గృదం గృదగు సఖ్యో రుదుత్సఖ్యో ఓర్గృదం సఖ్యో ఓర్గృదం గృదగు సఖ్యో సఖ్యో ఓర్గృదం ధేహి ధేహి గృదగు సఖ్యో సఖ్యో ఓర్గృదం ధేహి గృదంధేహి దేహి గృదం గృదంధేహ్యంజిమంజింధేహి గృదం గృదంధేహ్యంజిం ధేహ్యంజిమంజింధేహి ధేహ్యంజిముదంజిముదంజిమంజింధేహి ధేహ్యంజిముదంజిం అంజిముదంజిముదంజిమంజిమంజిముదంజిమన్వనూదంజిమంజిమంజిముదంజిమను ఉదంజిమన్వనూదంజిముదంజిమన్వజానూదంజిముదంజిమన్వజ ఉదంజిమిత్యుతు అంజిం అన్వజాన్వన్వజ అజేత్య యస్త్రీణాస్త్రీణాయోయస్త్రీణాంజీవ భోజనో జీవ భోజన స్త్రీణాయోయస్త్రీణాంజీవ భోజన స్త్రీణాంజీవ భోజనో జీవ భోజన స్త్రీణాస్త్రీణాంజీవ భోజనో యో యో జీవ భోజన స్త్రీణాస్త్రీణాంజీవ భోజనోయ జీవ భోజనో యో యో జీవ భోజనో జీవ భోజనోయ ఆసామాసాం యో జీవ భోజనో జీవ భోజనోయ ఆసాం జీవ భోజన ఇది జీవ భోజన ఆసాయ్యోయ ఆసాం విలధావనో విలధావన ఆసాయ్యోయ ఆసాం విలధావన ఆసాం విలధావనో విలధావన ఆసామాసాం విలధావన విలధావన ఇది విలధావన ప్రియస్త్రీణాస్త్రీణాం ప్రియ ప్రియస్త్రీణామపీచ్యోపీచ్యస్త్రీణాం ప్రియ ప్రియస్త్రీణామపీచ్య స్త్రీణామపీచ్యోపీచ్యస్త్రీణాగుస్త్రీణామపీచ్య అపీచ్యైత్యపీచ్య యాసామాసాయ్యోయ ఆసాం కృష్ణే కృష్ణ ఆసాయ్యోయ ఆసాం కృష్ణే ఆసాం కృష్ణే కృష్ణ ఆసామాసాం కృష్ణే లక్ష్మణి లక్ష్మణి కృష్ణ ఆసామాసాం కృష్ణే లక్ష్మణి కృష్ణే లక్ష్మణి లక్ష్మణి కృష్ణే కృష్ణే లక్ష్మణి సర్దిగృతి సర్దిగృతి లక్ష్మణి కృష్ణే కృష్ణే లక్ష్మణి సర్దిగృతి లక్ష్మణి సర్దిగృతి సర్దిగృతి లక్ష్మణి లక్ష్మణి సర్దిగృతి పరావధేత్ పరావధేత్ సర్దిగృతి లక్ష్మణి లక్ష్మణి సర్దిగృతి పరావధేత్ సర్దిగృతి పరావధేత్ పరావధేత్ సర్దిగృతి సర్దిగృతి పరావధేత్ పరావధేది పరావధేత్ అంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం వికేంబికే అంబాల్యం వేంబే అంబాల్యం వికే అంబాల్యం వికేంబికే అంబాల్యం బాల్యం వికేన నాంబికే అంబాల్యం బాల్యం వికేన అంబికేన నాంబికేంబికే నమానాంబికేంబికే నమామాన నమాయ భతి యభతి మాన నమాయ భతి మాయ భతి యభతి మామాయ భతికః కోయ భతి మామాయ భతికః యభతి కోయ భతి యభతి కశ్చన చన కోయ భతి యభతి కశ్చన కశ్చన చనకః కశ్చన చనేతి చన సస్త్యశ్వకో శ్వకః సస్తి సస్త్యశ్వకః అశ్వక ఇత్యశ్వకః ఊర్ధ్వామే నామే నామోర్ధ్వామోర్ధ్వామే నాముదుదే నామోర్ధ్వామోర్ధ్వామే నాముదు ఏ నాముదుదే నామే నాముచ్చ్రయతాచ్చ్రయతాదుదే నామే నాముచ్చ్రయతాద్ ఉచ్చ్రయతాచ్చ్రయతాదుచ్చ్రయతాద్వేణ భారం వేణుభారగుశ్రయతాదుచ్చ్రయతాద్వేణ భారం శ్రయతాద్వేణ భారం వేణుభారగుశ్రయతాచ్రయతాద్వేణ భారం గిరౌ గిరౌ వేణుభారగుశ్రయతాచ్రయతాద్వేణ భారం గిరౌ వేణుభారం గిరౌ గిరౌ వేణుభారం వేణుభారం గిరావి వేవ గిరౌ వేణుభారం వేణుభారం గిరావి వా వేణుభారమితి వేణు భారం గిరావి వేవ గిరౌ గిరావి వా ఇవేతి వా అథా అస్యా మధ్యం మధ్యమస్యా అథా అస్యా మధ్యం అస్యా మధ్యం మధ్యమస్యా అస్యా మధ్యమేధతా మేధతా మధ్యమస్యా అస్యా మధ్యమేధతా మధ్యమేధతా మేధతా గూషీతే శీత ఏధతా మధ్యం మధ్యమేధతా గూషీతే ఏధతా గూషీతే శీత ఏధతా మేధతా గూషీతే వాతే వాతే శీత ఏధతా మేధతా గూషీతే వాతే శీతే వాతే వాతే శీతే శీతే వాతే పునన్ పునర్వాతే శీతే శీతే వాతే పునన్ వాతే పునన్ పునర్వాతే వాతే పునన్నివేవ పునర్వాతే వాతే పునన్నివా పునన్నివేవ పునన్ పునన్నివా ఇవేతి వా అంబే అంబాల్యం బాల్యం వేంబే అంబాల్యం వికేంబికే అంబాల్యం వేంబే అంబాల్యం వికే అంబాల్యం వికేంబికే అంబాల్యం బాల్యం వికేన నాంబికే అంబాల్యం బాల్యం వికేన అంబికేన నాంబికేంబికే నమానాంబికేంబికే నమామాన నమాయ భతి యభతి మాన నమాయ భతి మాయ భతి యభతి మామాయ భతికః కోయ భతి మామాయ భతికః యభతికః కోయ భతి యభతి కశ్చన చన కోయ భతి యభతి కశ్చన కశ్చన చనకః కశ్చన చనేతి చన సదస్యశ్వకో శ్వకః సస్తి సదస్యశ్వకః అశ్వక ఇత్యశ్వకః యద్ధరిణీ హరిణీ యద్యద్ధరణీయమయ్యవగో హరిణీ యద్యద్ధరణీయవం హరణీయమయ్యవగో హరిణీ హరిణీయమత్యవగో హరిణీ హరిణీయమత్తి యవమత్యత్యవయ్యవమత్తిననాత్యవయ్యవమత్తిన పుష్టం పుష్టం నా పుష్టం పశు పశు పుష్టం నా పుష్టం పశు పుష్టం పశు పశు పుష్టం పశు మన్యతే పశు పుష్టం పుష్టం పశు మన్యతే శూద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రాయ్యోద్రా అంబె అంబాల్యం బాల్యం బేంబె అంబాల్యం బికేంబికే అంబాల్యం బేంబె అంబాల్యం బికే అంబాల్యం బికేంబికే అంబాల్యం బాల్యం బికేన నాంబికే అంబాల్యం బాల్యం బికేన అంబికేన నాంబికేంబికే నమానాంబికేంబికే నమ నమామాన నమాయభతి యభతి మాన నమాయభతి మాయభతి యభతి మాయభతి కః కోయభతి మాయభతి కః యభతికః కోయభతి యభతి కశ్చన చన కోయభతి యభతి కశ్చన కశ్చన జనకః కశ్చన చనేతి చన సదస్త్యశ్వకోశ్వకః సదస్తి సదస్త్యశ్వకః అశ్వక ఇత్యశ్వకః యయంయకాయకేయమియంయకాశకుంతికాశకుంతికాయకేయమియంయకాశకుంతికా యకాశకుంతికాశకుంతికా యకాయకాశకుంతికా హలమాహలకోశకుంతికా యకాయకాశకుంతికా హలం శకుంతికా హలమాహలకోశకుంతికాశకుంతికా హలమితీత్యాహలకోశకుంతికాశకుంతికా హలమితి ఆహలమితీత్యాహలమాహలమితి సర్పతి సర్పతీత్యాహలమాహలమితి సర్పతి ఆహలమిత్యాహలం ఇది సర్పతి సర్పదీది సర్పతి సర్పదీది సర్పతి ఆహతంగభే గభ ఆహతమాహతంగభే పసః పశో గభ ఆహతమాహతంగభే పసః ఆహతమిత్యాహతం గభే పసః పశో గభే గభే పశోని పశో గభే గభే పశోని పశోని పసః పశో నిజల్గులీతి జల్గులీతి నిపసః పశో నిజల్గులీతి నిజల్గులీతి జల్గులీతి నిజల్గులీతి ధానికా ధానికా జల్గులీతి నిజల్గులీతి ధానికా జల్గులీతి ధానికా ధానికా జల్గులీతి జల్గులీతి ధానికా ధాణికేతి ధాణికా అంబే అంబాల్యం బాల్యం బేంబే అంబాల్యం బికేంబికే అంబాల్యం బేంబే అంబాల్యం బికే అంబాల్యం బికేంబికే అంబాల్యం బాల్యం బికేన నాంబికే అంబాల్యం బాల్యం బికేన అంబికేన నాంబికేంబికే నమానాంబికేంబికే నమామాన నమాయభతి యభతి మాన నమాయభతి మాయభతి యభతి మాయభతి కః కోయభతి మాయభతి కః యభతికః కోయభతి యభతి కశ్చన చన కోయభతి యభతి కశ్చన కశ్చన జనకః కశ్చన చనేతి చన సదస్త్యశ్వకోశ్వకః సదస్తి సదస్త్యశ్వకః అశ్వక ఇత్యశ్వకః మాతా చ మాతా మాతా చ తేతే చ మాతా మాతా చ తే చ తేతే చ చ తే పితా పితా తే చ చ తే పితా తే పితా పితా తే తే పితా చ చ పితా తే తే పితా చ పితా చ చ పితా పితా చ తే తే చ పితా పితా చ తే చేగ్రమగ్రంథేగ్రం వృక్షస్యాగ్రంథేగ్రం వృక్షస్య అగ్రం వృక్షస్య వృక్షస్యాగ్రమగ్రం వృక్షస్య రోహతో రోహతో వృక్షస్యాగ్రమగ్రం వృక్షస్య రోహత వృక్షస్య రోహతో రోహతో వృక్షస్య వృక్షస్య రోహత రోహత ఇది రోహత ప్రసులామి సులామి ప్రప్రసులామీతి సులామి ప్రప్రసులామీతి సులామీతీతి సులామి సులామీతి తేత ఇది సులామి సులామీతి తేత ఇదీతి తే పితా పితాత ఇదీతి తే పితా తే పితా పితా తే తే పితా గభే గభే పితా తే తే పితా గభే పితా గభే గభే పితా పితా గభే ముష్టిం ముష్టిం గభే పితా పితా గభే ముష్టిం గభే ముష్టిం ముష్టిం గభే గభే ముష్టిమత గుంసయత గుంసయన్ ముష్టిం గభే గభే ముష్టిమత గుంసయత్ ముష్టిమత గుంసయత గుంసయన్ ముష్టిం ముష్టిమత గుంసయత్ అతగుంసయదిత్యతగుంసయత్ దధిక్రావుణ్ణో అకారిషమకారిషం దధిక్రావుణ్ణో దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోర్జిష్ణోరకారిషం దధిక్రావుణ్ణో దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణో దధిక్రావుణ్ణ ఇది దధిక్రావుణ్ణ అకారిషం జిష్ణోర్జిష్ణోరకారిషమకారిషం జిష్ణోరశ్వస్యాశ్వస్య జిష్ణోరకారిషమకారిషం జిష్ణోరశ్వస్య జిష్ణోరశ్వస్యాశ్వస్య జిష్ణోర్జిష్ణోరశ్వస్య వాజినో వాజినో అశ్వస్య జిష్ణోర్జిష్ణోరశ్వస్య వాజిన అశ్వస్య వాజినో వాజినో అశ్వస్యాశ్వస్య వాజిన వాజిన ఇది వాజిన సురభినో నస్సురభిసురభినో ముఖాముఖా నస్సురభిసురభినో ముఖా నో ముఖాముఖా నో నో ముఖాకరత్కరన్ముఖా నో నో ముఖాకరత్ ముఖాకరత్కరన్ముఖా ముఖాకరత్ర ప్రకరన్ముఖా ముఖాకరత్ర కరత్ర ప్రకరత్కరత్ ప్రణోన ప్రకరత్కరత్ ప్రణ ప్రణోన ప్రణ ఆయోగుష్యాయోగుంషి న ప్రణ ఆయోగుంషి న ఆయోగుష్యాయోగుంషి నో న ఆయోగుంషి తారిషత్తారిషదాయోగుంషి నో న ఆయోగుంషి తారిషత్ ఆయోగుంషి తారిషత్తారిషదాయోగుష్యాయోగుంషి తారిషత్ తారిషదిది తారిషత్ ఆపోహిష్ట్యాప ఆపోహిష్ఠస్థ్యాప ఆపోహిష్ట హిష్ఠస్థ హిష్ఠామయో భువో మయో భువస్థ హిష్ఠామయో భువ స స్థామయోభవస్థామయోభవస్థామయోభవస్థామయోభవస్థామయోభవస్థామయోభవస్థానో నస్తామయోభవోమయోభవస్థాన మయోభవ ఇది మయ భువ తానో నస్తాస్తాన ఊర్జ ఊర్జే నస్తాస్తాన ఊర్జే నూర్జ ఊర్జేనో నూర్జే దాతన దాతనోర్జేనో నూర్జే దాతన ఊర్జే దాతన దాతనోర్జ ఊర్జే దాతన దాతనేపి దాతన మహేరణాయరణాయ మహే మహేరణాయ చక్షసే చక్షసేరణాయ మహే మహేరణాయ చక్షసే రణాయ చక్షసే చక్షసేరణాయరణాయ చక్షసే చక్షస ఇది చక్షసే యోగో భూయో యోగ శివతమశ్రివతమో భూయో యోగ శివతమ అశ్వతమశ్రివతమో భోవ శివతమోరసోరస శివతమో భోవ శివతమోరస శివతమోరసోరస శివతమశ్రివతమోరసస్తస్య తస్య రస శివతమశ్రివతమోరసస్తస్య శివతమ ఇది శివతమః రసస్తస్య తస్య రసోరసస్తస్య భాజేత భాజేత తస్య రసోరసస్తస్య భాజేత తస్య భాజేత భాజేత తస్య రస్య భాజేతేహ భాజేత తస్య రస్య భాజేతేహ భాజేతేహేహ భాజేత భాజేతేహ నోన ఇహ భాజేత భాజేతేహ నః ఇహ నోన ఇహేహ న ఇది నః ఉషతీరివేవోషతీరుషతీరివ మాతరో మాతర ఇవోషతీరుషతీరివ మాతర ఇవ మాతరో మాతర ఇవేవ మాతర మాతర ఇది మాతర తస్మా అరమరం తస్మై తస్మా అరంగమామగమామారం తస్మై తస్మా అరంగమామ అరంగమామగమామారమరంగమామవోగమామారమరంగమామవః గమామవోగమామగమామవోయస్యయస్యవోగమామగమామవోయస్య జన్వథ ఆపో జనయథ జనయథాప ఆపో జనయథా చ జనయథాప ఆపో జనయథా చ జనయథా చ జనయథ జనయథా చ నోనశ్చ జనయథ జనయథా చ నః చ నోనశ్చ జనః న ఇతి నః భూర్భువో భువో భూర్భువస్సువస్సువర్భువో భూర్భూర్భువస్సువః భువస్సువస్సువర్భువో భువస్సువర్వసవో వసవస్సువర్భువో భువస్సువర్వసవః సువర్వసవో వసవస్సువస్సువర్వసవస్త్వా త్వావసవస్సువస్సువర్వసవస్త్వా వసవస్త్వా త్వావసవో వసవస్త్వాంజంత్వంజంతు త్వావసవో వసవస్త్వాంజంతు త్వాంజంతుంజంతు గాయత్రేణ గాయత్రేణ ఆంజంతు త్వాంజంతు గాయత్రేణ అంజంతు గాయత్రేణ గాయత్రేణ ఆంజంతుంజంతు గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ ఆంజంతుంజంతు గాయత్రేణ ఛందసా గాయత్రేణ ఛందసా ఛందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా రుద్రా రుద్రాశ్చందసా గాయత్రేణ గాయత్రేణ ఛందసా రుద్రా ఛందసా రుద్రా రుద్రాశ్చందసా ఛందసా రుద్రాస్త్వా రుద్రాశ్చందసా ఛందసా రుద్రాస్త్వా రుద్రాస్త్వా రుద్రా రుద్రాస్త్వా ఆంజంత్వంజంతు రుద్రా రుద్రాస్త్వా ఆంజంతు త్వాంజంత్వంజంతు త్వాంజంతు త్రైష్ఠుభేన త్రైష్ఠుభేనాంజంతు త్వాంజంతు త్రైష్ఠుభేన అంజంతు త్రైష్ఠుభేన త్రైష్ఠుభేనాంజంత్వంజంతు త్రైష్ఠుభేన ఛందసా ఛందసా త్రైష్ఠుభేనాంజంత్వంజంతు త్రైష్ఠుభేన ఛందసా త్రైష్ఠుభేన ఛందసా ఛందసా త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ఛందసాదిత్యా ఆదిత్యాశ్చందసా త్రైష్ఠుభేన త్రైష్ఠుభేన ఛందసాదిత్యా ఛందసాదిత్యా ఆదిత్యాశ్చందసా ఛందసాదిత్యాస్త్వాదిత్యాశ్చందసా ఛందసాదిత్యాస్త్వా ఆదిత్యాస్వా త్వాదిత్యా ఆదిత్యాస్వా ఆంజంత్వంజంతు త్వాదిత్యా ఆదిత్యాస్వా ఆంజంతు త్వాంజంత్వంజంతు త్వాంజంతు జాగతేన జాగతేనాంజంతు త్వాంజంతు జాగతేన అంజంతు జాగతేన జాగతేనాంజంత్వంజంతు జాగతేన ఛందసా ఛందసా జాగతేనాంజంత్వంజంతు జాగతేన ఛందసా జాగతేన ఛందసా ఛందసా జాగతేన జాగతేన ఛందసా యజ్ఛందసా జాగతేన జాగతేన ఛందసా యద్ ఛందసా యజ్ఛందసా ఛందసా యద్వాతో వాతో యజ్ఛందసా ఛందసా యద్వాత యద్వాతో వాతో యజ్జద్వాతో అపోపో వాతో యజ్జద్వాతో అపః వాతో అపోపో వాతో వాతో అపో అగమదగమదపో వాతో వాతో అపో అగమద అపో అగమదగమదపోపో అగమదింద్రస్యేంద్రస్యాగమదపోపో అగమదింద్రస్య అగమదింద్రస్యేంద్రస్యాగమదగమదింద్రస్య తనువం తనవమింద్రస్యాగమదగమదింద్రస్య తనువం ఇంద్రస్య తనవం తనవమింద్రస్యేంద్రస్య తనవం ప్రియాం ప్రియాం తనవమింద్రస్యేంద్రస్య తనవం ప్రియాం తనవం ప్రియాం ప్రియాం తనవం తనవం ప్రియాం ప్రియామిది ప్రియాం ఏతగ్గుస్తోతస్తోతరేతమేతగ్గుస్తోతరేతేనైతేన స్తోతరేతమేతగ్గుస్తోతరేతేన స్తోతరేతేనైతేన స్తోతస్తోతరేతేన పథాపథైతేన స్తోతస్తోతరేతేన పథా ఏతేన పథాపథైతేనైతేన పథా పునః పునః పథైతేనైతేన పథా పునః పథా పునః పునః పథా పథా పునరశ్వమశ్వం పునః పథా పథా పునరశ్వం పునరశ్వమశ్వం పునః పునరశ్వమాశ్వం పునః పునరశ్వమా అశ్వమాశ్వమశ్వమావర్తయాసి వర్తయాశ్వమశ్వమావర్తయాసి ఆవర్తయాసి వర్తయాస్యావర్తయాసి నో నావర్తయాస్యావర్తయాసిన వర్తయాసి నో నావర్తయాసి వర్తయాసిన నీతి లాజీ కృణ్వన్న కేతవే పేష పేషో కేతవే కృణ్వన్ కృణ్వన్న కేతవే పేష

అసితాయ స్వాహ స్వాహ సితాయ సితాయ స్వాహ భీతాయ భీతాయ స్వాహ సితాయ సితాయ స్వాహ భీతాయ స్వాహ భీతాయ భీతాయ స్వాహ స్వాహ భీతాయ స్వాహ స్వాహ భీతాయ స్వాహ స్వాహ భీతాయ స్వాహ అభిహితాయ స్వాహ స్వాహ భీతాయ భీతాయ స్వాహాన భీతాయ నీతాయ స్వాహ భీతాయ భీతాయ స్వాహాన భీతాయ అభిహితాయేత్యభిహితాయ స్వాహాన భీతాయ నీతాయ స్వాహ స్వాహాన భీతాయ స్వాహ స్వాహాన భీతాయ స్వాహ స్వాహాన భీతాయ స్వాహ అనభీతాయ స్వాహ స్వాహాన భీతాయ నీతాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహాన భీతాయ నీతాయ స్వాహ యుక్తాయ అనభీతాయేత్యనభిహితాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ స్వాహ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ యుక్తాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ స్వాహ అయుక్తాయ స్వాహ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ శ్రీయుక్తాయ శ్రీయుక్తాయ స్వాహ యుక్తాయ యుక్తాయ స్వాహ శ్రీయుక్తాయ స్వాహ శ్రీయుక్తాయ శ్రీయుక్తాయ స్వాహ స్వాహ శ్రీయుక్తాయ స్వాహ స్వాహ శ్రీయుక్తాయ స్వాహ స్వాహ శ్రీయుక్తాయ స్వాహ శ్రీయుక్తాయ స్వాహ స్వాహ శ్రీయుక్తాయ శ్రీయుక్తాయ స్వాహోజ్యుక్తాయోజ్యుక్తాయ స్వాహ శ్రీయుక్తాయ శ్రీయుక్తాయ స్వాహోజ్యుక్తాయ శ్రీయుక్తాయేతి శ్రీయుక్తాయ స్వాహోజ్యుక్తాయోజ్యుక్తాయ స్వాహ స్వాహోజ్యుక్తాయ స్వాహ స్వాహోజ్యుక్తాయ స్వాహ స్వాహోజ్యుక్తాయ స్వాహ ఉద్యుక్తాయ స్వాహ స్వాహోద్యుక్తాయోద్యుక్తాయ స్వాహ విముక్తాయ విముక్తాయ స్వాహోద్యుక్తాయోద్యుక్తాయ స్వాహ విముక్తాయ ఉద్యుజ్యుతాయేత్యుదుజ్యుక్తాయ స్వాహ విముక్తాయ విముక్తాయ స్వాహ స్వాహ విముక్తాయ స్వాహ స్వాహ విముక్తాయ స్వాహ స్వాహ విముక్తాయ స్వాహ విముక్తాయ స్వాహ స్వాహ విముక్తాయ విముక్తాయ స్వాహ ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహ విముక్తాయ విముక్తాయ స్వాహ ప్రముక్తాయ విముక్తాయే దివి ముక్తాయ స్వాహ ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహ స్వాహ ప్రముక్తాయ స్వాహ స్వాహ ప్రముక్తాయ స్వాహ స్వాహ ప్రముక్తాయ స్వాహ ప్రముక్తాయ స్వాహ స్వాహ ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహ వంచదే వంచదే స్వాహ ప్రముక్తాయ ప్రముక్తాయ స్వాహ వంచదే ప్రముక్తాయే రిప్రముక్తాయ స్వాహ వంచదే వంచదే స్వాహ స్వాహ వంచదే స్వాహ స్వాహ వంచదే స్వాహ స్వాహ వంచదే స్వాహ వంచదే స్వాహ స్వాహ వంచదే వంచదే స్వాహ పరివంచదే పరివంచదే స్వాహ వంచదే వంచదే స్వాహ పరివంచదే స్వాహ పరివంచదే పరివంచదే స్వాహ స్వాహ పరివంచదే స్వాహ స్వాహ పరివంచదే స్వాహ స్వాహ పరివంచదే స్వాహ పరివంచదే స్వాహ స్వాహ పరివంచదే పరివంచదే స్వాహ సంవంచదే సంవంచదే స్వాహ పరివంచదే పరివంచదే స్వాహ సంవంచదే పరివంచద ఇది పరి వంచదే స్వాహ సంవంచదే సంవంచదే స్వాహ స్వాహ సంవంచదే స్వాహ స్వాహ సంవంచదే స్వాహ స్వాహ సంవంచదే స్వాహ సంవంచదే స్వాహ స్వాహ సంవంచదే సంవంచదే స్వాహ నువంచదే నువంచదే స్వాహ సంవంచదే సంవంచదే స్వాహ నువంచదే సంవంచద ఇది సంవంచదే స్వాహ నువంచదే నువంచదే స్వాహ స్వాహ నువంచదే స్వాహ స్వాహ నువంచదే స్వాహ స్వాహ నువంచదే స్వాహ అనువంచదే స్వాహ స్వాహ నువంచదే నువంచదే స్వాహోద్వంచద ఉద్వంచదే స్వాహ నువంచదే నువంచదే స్వాహోద్వంచదే అనువంచద ఇత్యను వంచదే స్వాహోద్వంచద ఉద్వంచదే స్వాహ స్వాహోద్వంచదే స్వాహ స్వాహోద్వంచదే స్వాహ స్వాహోద్వంచదే స్వాహ ఉద్వంచదే స్వాహ స్వాహోద్వంచద ఉద్వంచదే స్వాహ యతే స్వాహోద్వంచద ఉద్వంచదే స్వాహ యతే ఉద్వంచద ఇత్యుద్వంచదే స్వాహ యదే యదే స్వాహ స్వాహ యదే స్వాహ స్వాహ యదే స్వాహ స్వాహ యదే స్వాహ యదే స్వాహ స్వాహ యదే యదే స్వాహ ధావతే ధావతే స్వాహ యదే యదే స్వాహ ధావతే స్వాహ ధావతే ధావతే స్వాహ స్వాహ ధావతే స్వాహ స్వాహ ధావతే స్వాహ స్వాహ ధావతే స్వాహ ధావతే స్వాహ స్వాహ ధావతే ధావతే స్వాహ తిష్టదే తిష్టదే స్వాహ ధావతే ధావతే స్వాహ తిష్టదే స్వాహ తిష్టదే తిష్టదే స్వాహ స్వాహ తిష్టదే స్వాహ స్వాహ తిష్టదే స్వాహ స్వాహ తిష్టదే స్వాహ తిష్టదే స్వాహ స్వాహ తిష్టదే తిష్టదే స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ తిష్టదే తిష్టదే స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే స్వాహ ఇది సప్తమకాండే చతుర్థ ప్రపాఠకస్య గణపాఠ సమాప్తః.